వేదవ్యాస భగవానులు మనకు ప్రసాదించిన శ్రీమన్ మహాభారత పంచమ వేదంలోంచి నిన్నటి రోజున శ్రీకృష్ణ పరమాత్మ వద్దకు అర్జునుడు దుర్యోధనుడు వెళ్ళినటువంటి సన్నివేశం, దానిలో ఉన్నటువంటి ప్రధానమైన ఆంతర్యం, మహాభాగవతం యొక్క సూక్ష్మస్వరూపము సారస్వరూపము ఆ సన్నివేశంలో మనం నిన్న విశ్లేషించుకున్నాం. అటు తర్వాతి అంశంలో ద్రుపద పురోహితుడు ముందుగా పాండవుల సందేశాన్ని తీసుకువెళ్ళి ధృతరాష్ట్రుని ముందు వివరించడం, ద్రుపదుడు పురోహితుడు చెప్పిన మాటల్ని భీష్ముల వారు సమర్థించడం, దానితో కాస్త భయచకితుడైన ధృతరాష్ట్రుడు సంజయుని పాండవుల వద్దకు రాయిబారాన్ని పంపిస్తున్నాడు. ఇది ప్రారంభించేటప్పుడు ఒక చిన్న స్పష్టత ఇవ్వాలి శ్రోతలకి. చాలామంది కృష్ణ రాయిబారం అయిన తర్వాత కదా అర్జునుడు దాని తర్వాత దుర్యోధనుడు వెళ్ళి సహాయం అడిగారు అని. ఇది మనకి చలనచిత్రాల వల్ల నాటకాల వల్ల ఏర్పడిన ఒక మహాప్రమాదాల్లో ఒకటి ఇది. ఇది నిజానికి ముందే జరిగింది ఇక్కడ. ఎందుకంటే ఎప్పుడైతే ఉత్తర గోగ్రహణం జరిగిందో అక్కడే సంధి చేసుకోని భీష్ముడు చెప్పినప్పుడు నేను వీరికి భూమినివ్వను అన్న మాట అంటాడు. అది అర్జునాదులతో సహా చాలామందికి తెలిసింది. పైగా వారు ఎప్పుడైతే అజ్ఞాతవాసం పూర్తయిందో వారు చక్కగా పిలిచి ఇవ్వవలసింది, అది జరగలేదు. కాబట్టి దుర్యోధనుడు సంధికి ఒడంబడేటట్టు లేడు అని తెలుసుకుని కృష్ణుని మాట ప్రకారం ద్రుపదాదులు ముందే బలములు సమీకరించుకుంటున్నారు. అందులో భాగంగానే ఇటు రాయిబారాల కంటే ముందు బల సమీకరణ జరిగినది. ఆ బల సమీకరణలో భాగంగానే అర్జునుడు బయలుదేరి కృష్ణుని వద్దకు వెళ్ళడం, అతడు బయలుదేరుతున్నాడని తెలుసుకుని దుర్యోధనుడు తాను బయలుదేరేటటు నుంచి ఇప్పుడు స్పష్టత ఉంటుంది. ఆ తర్వాత ద్రుపద పురోహితుడి యొక్క రాయిబారం జరిగింది. ఇప్పుడు సంజయుడు బయలుదేరుతున్నాడు. ధృతరాష్ట్రుని తరపున సంజయుడు బయలుదేరి వచ్చి ఉపప్లావ్యంలో ఉన్నటువంటి పాండవులను కలిశాడు. ఇక్కడ ఈ సన్నివేశాలు, రాయిబారాలు కూడా మహాభారతం యొక్క సారాన్ని, తర్వాత జరగబోయేటువంటి యుద్ధ సన్నివేశాల్లో అనేక సందేహాల్ని ఈ రాయిబార సన్నివేశాలే మనకు నివారిస్తాయి. అందులో ముఖ్యంగా సంజయ రాయిబారం చాలా విశిష్టమైనటువంటిది. సంజయుడు ధృతరాష్ట్రుడి యొక్క సందేశాన్ని తీసుకుని వచ్చి చెప్తున్నాడు. ముందుగా అక్కడున్న మహాత్ములందరికీ పేరు పేరున నమస్కరించాడు. కృష్ణ పరమాత్మ, సాత్యకి, చేకితానుడు, విరాటరాజు, ద్రుపదరాజు, దృష్టజుమ్నుడు, ద్రౌపది అందరినీ కూడా పేరు పేరున పలకరించి నమస్కరించి అటు తర్వాత మాట్లాడుతున్నాడు. ధృతరాష్ట్రుడు శాంతిని కోరుతూ కురువంశీయుల క్షేమం కోసమై నన్ను ఇక్కడికి పంపించాడు. ఉన్నత వంశంలో పుట్టినటువంటి ఈ పాండవులు దయాళువులు, ఉదారులు, లజ్జ కలిగినటువంటి వారు. ముందే ముందరికాళ్ళకి బంధం అంటే ఇదేనండి. ఇక్కడ సంజయుడు రాయిబారంలో ధృతరాష్ట్రుడు హృదయం కనబడుతుంది. ధృతరాష్ట్రుడు ఎంత కుబుద్ధితో ఉన్నాడనేది మాటల లోపల దాగి కనిపిస్తుంటుంది. అయితే ఆ తెలివితేటలు గమనించలేని వారు కారు అక్కడ ఉన్న కృష్ణ పరమాత్మ మొదలైన వారు అందరూ కూడా. ఇప్పుడు పాండవులతో ధృతరాష్ట్రుడు చెప్పినటువంటి సందేశంలో ప్రధానమైనది, యుద్ధం అనేది నీచమైన పని గనక పాండవులు లాంటి మహాత్ములు సత్వగుణం కలిగినటువంటి వారు ఇలాంటి వాటికి సిద్ధపడరు. ఒకవేళ యుద్ధానికి ధర్మరాజు సిద్ధపడితే ఒక తెల్లని వస్త్రం మీద ఒక చిన్న మరక ఉన్నా ఆ దోషం ఎంత స్పష్టంగా కనబడుతుందో ధర్మస్వరూపుడైనటువంటి ధర్మరాజు యుద్ధానికి సమ్మతించడం కూడా అలాగే జరుగుతుంది. యుద్ధం అందరికీ నాశనాన్ని కలిగిస్తుంది, పాపాన్ని కలిగిస్తుంది, చివరికి శూన్యాన్ని మిగులుస్తుంది. గెలుపు ఓటమి ఎవరికేమిటో తెలియకపోయినా, ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ఇరువురికి చివరికి నష్టం మిగులుతుంది. ఎందుకంటే జ్ఞాతుల మధ్య జరిగిన యుద్ధము గెలిచినా ఓడినా ఇద్దరికీ కూడా నష్టాన్ని కలిగిస్తున్నది స్పష్టం. పైగా జ్ఞాతివధ చేస్తే దానివల్ల మనం హాయిగా జీవిస్తాము అనుకుంటూ ఉంటే ఆ జీవితంలో సుఖం ఎక్కడుంటుంది? మీకు కృష్ణుడు, సాత్యకి మొదలైన వారందరూ సహాయకులుగా ఉన్నారు గనక మీ ముందు ఎవరూ నిలబడలేరు. అదొక మాట. ఇవన్నీ చూపిస్తున్నప్పుడు ధర్మరాజును పొగుడుతూనే ఉంది. తర్వాత వెంటనే చెప్తున్నాడంటే మీకు ఎటువంటి బలమున్నదో, కౌరవుల వైపు ఎటువంటి బలమున్నది, ద్రోణుడు, భీష్ముడు, అశ్వత్థామ, శల్యుడు, కృపుడు, కర్ణుడు మొదలైనటువంటి వారితో రక్షింపబడుతున్న కౌరవులను కూడా ఎవరు అంత తేలిగ్గా జయించలేరు కదా అన్నాడు ఇక్కడ. అంటే మీకెంత బలం ఉన్నదో మాకు అంత బలం ఉన్నది అన్నమాట చెప్పడం ద్వారా కనబడుతున్నది. దుర్యోధనుడి దగ్గర కూడా చాలా పెద్ద సైన్యం ఉన్నది, దీనితో వారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇటువంటి ప్రమాదములు రాకుండా మీరు శాంతిగా ఉంటే బాగుంటుంది అనగానే వెంటనే యుధిష్ఠిరుడు ఒక మాట అంటున్నాడు, నేను యుద్ధాన్ని కోరుతున్నట్లు నీతో అన్నానా అన్నట్ట. ముందు స్పష్టంగా ముందడుగుతున్నటువంటి మాట. నిజంగా సంస్కృతంలో ఈ మాట ఎలా వస్తున్నదంటే కామ్ను వాచం సంజయమే శృణోతి యుద్ధైషిణీం ఏన యుద్ధాత్ బిభేషి అయుద్ధం వై తాత యుద్ధాత్ గరీయ కస్తల్లబ్ధ్వా జాతు యుద్ధేత సూత. సంజయుడితో చెప్పినటువంటి మాట ఇది, నేను యుద్ధానికి సిద్ధమన్న నీకు ఎప్పుడు చెప్పాను, నేను చెప్పు. యుద్ధం లేకుండా సంపాదించేటువంటిది దొరుకుతూ ఉన్నప్పుడు యుద్ధం దాకా ఎవడెళ్తాడయ్యా? అయుద్ధంతో దొరికే దానికోసం యుద్ధం ఎవడు చేస్తాడు? కష్టపడకుండా లభించే దానికోసం ఎవడయ్యా కష్టపడతాడు? కనుకనే మేము కష్టపడకుండా మాకు రావలసిన భాగం మాకు ఇచ్చినట్లయితే మేము మాత్రం యుద్ధానికి ఎందుకు సిద్ధపడతాం? లోకానికి హితమై ఏది ధర్మ సమ్మతమై ఉంటుందో ఆ పనిని మాత్రమే నేను చేస్తాను. అంతేకాదు నేను కోరే సుఖం ఎప్పుడైనా సరే ధర్మం వల్ల కలిగే సుఖాన్ని మాత్రమే కోరుకుంటాను, కానీ ధర్మము లేని సుఖాన్ని కోరుకోను. ఇందులో యుధిష్ఠిరుడు చాలా విశేషమని మాట్లాడతారు, కానీ సారభూతమైన వాక్యములు మనం తీసుకుంటున్నాం కనుక ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క సూత్రప్రాయంగా కనిపిస్తాయి ఇందులో మనకి. అంతేకాదు తృష్ణ వల్లే ఏ మనిషి అయినా పాపం చేస్తాడయ్యా. నేను ఇప్పుడు రాజ్యాన్ని సంపదని కోరుతున్నది తృష్ణ చేత కాదు, ధర్మము చేత నాదైన భాగాన్ని నేను కోరుతున్నాను. ఈ తృష్ణ చేత మాట్లాడుతున్నటువంటి వాడు ధృతరాష్ట్ర మహారాజు దుర్యోధనుడు. వీళ్ళ ఆశ చేత, ఈ ఆశ అనేది ఎంత తీర్చుకుంటున్నా ఇంకా పెరుగుతూ ఉంటుంది. నేతితో అగ్నిని అర్పాలని ప్రయత్నించినట్లుగా సుఖాలు తీర్చుకోవడానికి కోరికలు గలవాడు కూడా ఆ విధంగానే ప్రయత్నిస్తూ ఉంటాడు, అవి వృద్ధి చెందుతూనే ఉంటుంది. పైగా నువ్వు చెప్పినట్టు ధృతరాష్ట్రుడు చాలా పుణ్యాత్ముడయ్యా, మహాత్ముడు. మహాత్ముడు కాకపోతే మమ్మల్ని కురుదేశాల నుంచి వెళ్ళగొట్టి ఇంత దూరం ఎలా ఉంచుతాడు? చాలా పుణ్యాత్ముడైన. పైగా దుర్యోధనుడుకున్నటువంటి భోగతృష్ణ అంతా ఇంతా కాదు. వీళ్ళు చేస్తున్న పని ఎలా అంటే ఎలా ఉన్నదంటే, శిశిరం తర్వాత గ్రీష్మం వచ్చినప్పుడు గడ్డి అంతా ఎండిపోతుంది. ఆ ఎండిపోయినటువంటి గడ్డి తోపులో ఒక నిప్పు రవ్వ పడివేసి జ్వాల రగులుతూ ఉంటే అయ్యో అయ్యో అని గుండె బాదుకున్నట్టుందయ్యా వీళ్ళు చేస్తున్న పని అన్నాడు. ఇక్కడ ఇయో నిప్పురవ పడవేసింది వాళ్ళు, ఇప్పుడు జ్వాల వస్తుంటే మాకు చూపిస్తున్నారు. ఇక్కడ మొత్తానికి ధృతరాష్ట్ర మహారాజు రాజ్య సంపద మీద ఆధిపత్యంతో కుటిలత్వంతో దుర్మార్గుడైన తన కొడుకు యొక్క సుఖాన్ని కోరుకుంటూ మాట్లాడుతున్నాడు. ఇది కూడని పరిసుమ. మాదైన భాగం ఏదైతే ఉన్నదో అది అందిస్తే ఉభయులకి క్షేమంగా ఉంటుంది, అది జరిగితే నేను శాంతిని భయించడానికి సిద్ధంగా ఉన్నాను. నా ఇంద్రప్రస్థం నేను ఈ రెండూ నా క్షేమంగా ఉంటే చాలు. కనుక దుర్యోధనుడు ఏ నా రాజ్య భాగాన్ని తీసుకున్నాడో అది నాకు ఇస్తే అసలు యుద్ధం యొక్క ప్రసక్తి లేదే కదా అన్నాడు. అప్పుడు సంజయుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు, నువ్వు చెప్తున్నటువంటి మాట చాలా విశేషమే, ఇంత మాట్లాడుతున్నా సరే వాళ్ళు ఇస్తారని మాత్రం అనట్లేదండి, ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ యుద్ధం మానేసేయి, మరేం చేస్తావు, మళ్ళీ నువ్వు శాంతంగా భిక్షమెత్తుకుంటూ వనవాసం చెయ్యి అన్న సంకేతాన్ని ఎలా అందిస్తున్నాడు చూడండి ధృతరాష్ట్రుడు మాటలు ఇక్కడ. నచేద్ భాగం కురు వౌన్యత్ర యుద్ధాత్ ప్రయచ్చేరం స్తుభ్య మజాత శత్రు భక్ష్యం చర్యామంధక కృష్ణరాజ్యే శ్రేయో మన్యే నతు యుద్ధోన్యత్. ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే యుద్ధం కంటే భిక్షమెత్తుకుంటూ వృష్ణ అంధక రాజ్యములు యందు నువ్వు సంచరిస్తూ ఉంటే, వృష్ణి అంధక రాజ్యములను సంచరిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే నువ్వు ఎంత గొప్పవాడమంటే పరమశాంత స్వరూపుడివి. వాళ్ళు ఒకవేళ రాజ్యభాగం ఇవ్వకపోయినా సరే మీరు యుద్ధానికి సిద్ధపడరు. మీరు ఎంత శాంతి కాముకులంటే భిక్షాటన చేస్తూ కూడా ప్రశాంతంగా జీవించగలరు సుమా. ఎందుకంటే ధర్మానికి విఘ్నం కలిగించేవి కోరికలు. ఆ కారణం చేత నువ్వు రాజ్యం కావాలి, సంపద కావాలి, ఇవేవి కోరుకోకు. భక్ష్యం చర్యామంధక వృష్టి రాజ్యే అని భిక్షాటనం చేస్తూ ఉండు. పైగా పాలీక కౌరవులు దుశ్శీలిత చెడ దలచరేని చెప్పెద రుదిరాభీలాన్నంబున కంటెను మేలుగు భిక్షాన్నమైన మీ నడవడికి. తిక్కన గారు చక్కగా అనువదించారు. ఒకవేళ వాళ్ళు పాలు ఇవ్వకుండా యుద్ధానికి వాళ్ళు సిద్ధపడ్డా మీరు మాత్రం యుద్ధానికి అంగీకరించరు, ఎందుకంటే మీరు శాంతి కాముకులు, ధార్మికులు. ఈ యుద్ధాల వల్ల లభించే సంపద కంటే భిక్షమెత్తుకుంటూ ఒక సుఖంగా జీవించడమే మేలనుకునేటంత సత్వగుణ సంపన్నుడివి నువ్వు. అంటే అర్థమేంటి, ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోయినా నువ్వు భిక్షమెత్తుకుంటూ బతుకుని చెప్పడం ఇందులో ఉన్నటువంటి సందేశం. బయటకు మాత్రం పొగుడుతూ ఉన్నట్టు. పైగా నువ్వు సామాన్యుడివా, నువ్వు చాలా బ్రహ్మజ్ఞానం కలిగిన వాడివి. బ్రహ్మజ్ఞానం ఎవరికైతే కలుగుతుందో వాడు కర్మలన్నింటినీ దాటిపోతాడు. భగవద్గీత చాలామంది సరిగ్గా అర్థం చేసుకోలేదు అన్న విషయం ఇది సరిగ్గా అర్థమైతే తెలుస్తుందని. భగవద్గీతలో పరమాత్మ ఏం చెప్పాడనే దానికి ఇక్కడ ఈ సంభాషణకి చాలా ఉంటుంది. ఎందుకంటే భగవద్గీత స్వధర్మాన్ని చెయ్యమని ప్రేరేపించింది అర్జునుణ్ణి. అది పట్టుకుని ఆ కర్మరాహిత్యాన్ని చెప్తూ కర్మల్ని నిందిస్తూ ఉపాసనలు నిందిస్తూ మాట్లాడే వాళ్ళకి కృష్ణ హృదయం అర్థం కావాలంటే ఇక్కడ జాగ్రత్తగా చూడాలి. నిజంగా అద్భుతమైన వేదాంతిలా మాట్లాడుతున్నాడు ఎవరు ఇప్పుడు? సంజయుడు, గొప్ప వేదాంతంలాగా. నువ్వు కర్మల అంతానికి చేరుకున్నావు అన్నాడు. కర్మాంతము అంటే జ్ఞానం, బ్రహ్మజ్ఞానానికి చేరుకున్నావు. బ్రహ్మజ్ఞాన సంపన్నుడికి కర్మ పరిత్యాగమే, అతనికి ఇంకా కర్మలు అవన్నీ ఉండవు. కానీ నీదైన కర్మలైనటువంటి యుద్ధము అవన్నీ కూడా నువ్వు పరిత్యజించావు, ఎందుకంటే బ్రహ్మజ్ఞానానికి చేరిపోయావు. కర్మస్య అంతం అది. అందుకు సత్యము, ధర్మము, ఆర్జవము, దయ ఇవి బ్రహ్మజ్ఞాన సాధకుడు ఉండవలసినవి. ఈ సద్గుణాలు నీకు సహజంగా ఉన్నాయి కనుక అటువంటి దయా మొదలైన గుణాలను విడిచిపెట్టకూడదు సుమా. యుద్ధం అంటే తప్పకుండా ద్వేషం ఉంటుంది. ఈ ద్వేషం వల్ల పరస్పరంగా అశాంతి ఏర్పడుతుంది. దానికంటే వనవాసమే చాలా క్షేమంగా ఉంటుంది సుమా. ఈ బలమంతా పూర్వం మాత్రం నీకు లేదా చెప్పు. పూర్వం నువ్వు జూదమాడేటప్పుడు కూడా ఇప్పుడున్న ఈ బలమంతా నీకుంది. అయినప్పటికీ నువ్వు ఓడిపోయి ఇలా వెళ్ళావు, ఇది తెలుసుకోవాల్సింది. తర్వాత నువ్వు వనవాసం చేయగా నీ బలమంతా నీ పక్కకి మళ్ళీ చేరారు. వీళ్ళున్నారని ధైర్యంతో నువ్వు యుద్ధానికి సిద్ధపడుతున్నావు. కానీ ఈ మాటలన్నీ కూడా ధృతరాష్ట్రుడు అండి, సంజయుడు కో ఆయన కేవలం అతడు చెప్పింది ఇక్కడ చెప్తున్నాడంతే. నువ్వు దైవ సంబంధమైనటువంటి బాధ పడుతున్నప్పటికీ కూడా నిగ్రహించుకోగలిగినటువంటి గొప్పవాడు నువ్వు. ఇంతవరకు నువ్వు కోపంతో పాపకర్మ చేసిన జాడని చరిత్రలో కనబడలేదయ్యా. అలాంటిది ఇప్పుడు జరగకూడదు అన్నాడు ఇక్కడ. ఎందుకంటే యుద్ధం చేయాలంటే కోపం ఉండాలి. కోపంతో నువ్వు ఏ పని చేయలేదు, నీ చరిత్రలో ఉంది. కాబట్టి సహనం అన్నిటికంటే మంచిది, భోగాలు గొప్పవి కావు. అందుకు నువ్వు నీ చుట్టూ చేరినటువంటి ఏ బలమైతే ఇప్పుడు వచ్చారో వాళ్లకు తగినంత సత్కారములు చేసి పంపించి వేసి నువ్వు వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించు, దేవయాన మార్గాన్ని విడిచిపెట్టకు, ఇది చెప్పాడు ఇక్కడ. అంటే ఇందులో ఎక్కడైనా నీకు రాజ్యం వస్తుందని కానీ ఇవి లేకుండా వాళ్ళ రాజ్యం వాళ్ళకు ఉండని నువ్వు మాత్రం వనవాసం చెయ్యనే మాటే కనబడుతుంది ఇక్కడ స్పష్టంగా. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో అప్పుడు యుధిష్ఠిరుడు సమాధానం చెప్తున్నాడు. దీన్ని బట్టి యుధిష్ఠిరుడు సహనం పేరుతో చేతకాని తనం ఎక్కడా ప్రదర్శించలేదు. ఆయన అక్కడున్న దేశకాల పరిస్థితుల్ని ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని నిగ్రహాన్ని అమలుపరిచేయడం తప్ప ఆయన చేతకానితనం ఎక్కడా ప్రకటించలేదు. ఇక్కడ ఈ మాటలు కూడా స్పష్టంగా కనబడుతున్నటువంటి విషయం ఇక్కడ ఉన్నది. నువ్విప్పుడు చాలా తీక్ష్ణమైన మాటలాడవు సంజయ, ఇవి నిజంగా నన్ను నిందించిన మాటలే చాలా. కానీ ఏం చేస్తాం, ప్రస్తుతం నువ్వు చాలా గొప్పగా విషయం మాట్లాడుతున్నావు. కానీ ధర్మంలా కనిపించే అధర్మాలు ఉంటాయి, అధర్మంలా కనిపించే ధర్మాలు ఉంటాయి. ఇప్పుడు దానివల్ల నువ్వు ఇలా మాట్లాడగలుగుతున్నావు సుమా. ధర్మాల్లో సహజ ధర్మాలు, ఆపద్ధర్మాలు, విశేషములు చాలా ఉంటాయి. అందుకు ఎప్పుడైతే ధర్మానికి ఆపద కలిగిందో అప్పుడు అధర్మాన్ని శిక్షించడానికి యుద్ధం అనేది అనివార్యమవుతుంది సుమా. ఎంత స్పష్టంగా చెప్తున్నా, ఏమైనా నేను ఎప్పుడూ అధర్మాన్ని స్వీకరించను అని నీకు మాత్రం తెలియదా సంజయ? పైగా ఇప్పుడు నేనేం మాట్లాడినా బాగోదు, కానీ పైగా నేను మాట్లాడవలసిన అవసరం లేదు. ఇక్కడ ధర్మానికి అధినాయకుడు, నీతి తెలిసినవాడు, సర్వధర్మముల యొక్క నైపుణ్యము తెలిసినవాడు, క్షత్రియులందరినీ శాసించగలవాడైన మహానుభావుడు ఇక్కడే ఉన్నాడుగా. ఆయన మాట్లాడతాడు ఈ విషయంలో ఏది ధర్మం అన్నాడు. ఎవరా మహానుభావుడు? శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన అక్కడే ఉన్నాడు అని చెప్పగానే పైగా కృష్ణుని నీతిని అనుసరించే, కృష్ణుడు నీతిని చాలా గొప్పగా పాటిస్తాడు. మన కంస సంహారం అనేది దుష్ట శిక్షణ అని మాత్రమే అంటాం. కంస సంహారం చేసి ఆయన మొత్తం యదుకులాన్ని కాపాడాడు. ఆ కంసుని తండ్రి అయిన ఉగ్రసేనుని నియమించాడు. ధర్మానికి దెబ్బతీస్తున్న వాణ్ణి సంహరించి వాడి తండ్రిని మాత్రం నియమించాడు అంటే ఆ విధంగా మొత్తం యదు, వృష్ణి, అంధక మొదలైన వంశముని కృష్ణ పరమాత్మ కాపాడాడు. అలాంటి ఆయన నీతిని అనుసరించడంలో గొప్పవాడు గనక ఆయనే ఇప్పుడు కురువంశం కాపాడడానికి ఏది నీతో ఆయనే చెప్తాడు అన్నారు. ఇప్పుడు వాసుదేవుడు మాట్లాడుతున్నాడు. సంజయ, నువ్వు పాండవుల క్షేమాన్ని కోరుకుని చాలా గొప్పగా మాట్లాడుతున్నావు. నేను కూడా ఉభయుల యొక్క క్షేమాన్ని కోరేవాణ్ణి. నా కోరిక కూడా ఉభయులు క్షేమంగా ఉండాలి. పైగా ఇప్పుడు ధర్మరాజు నోటి వెంట ఇప్పుడు కూడా ప్రియవచనం మాత్రమే వింటున్నాను తప్ప అని ఇప్పుడు కూడా కటువుగా ఏ మాట మాట్లాడలేదు, గమనించావా లేదా? ధృతరాష్ట్రుడు కేవలం పుత్రపక్షపాతంతో చేస్తున్న వ్యవహారం యుద్ధం రాకుండా ఎలా ఆపగలదు చెప్పు అన్నాడు ఇక్కడ. ఈ మాటలో స్పష్టంగా యుద్ధం అనివార్యం అని చెప్తున్నది. పైగా నువ్వు ఒక మాట అన్నావు, కర్మలాంతం చూసినటువంటి వాడు అంటే జ్ఞానం పొందినటువంటి వాడు కర్మలు ఆచరించాడు కాబట్టి నువ్వు ఇంక కర్మలన్నీ పరిత్యజించి వానప్రస్థాన్ని స్వీకరించు, జ్ఞాన కర్మ సముచ్చయము కూడదు అని నువ్వు గొప్ప వేదాంత వాక్యం పలికో. కానీ కర్మ విద్య ఈ రెండు విషయముల్లో ఈ కర్మ లేనిది విద్య అనేది లేదు సుమా. బ్రహ్మనిద్యానిష్ట కలిగిన వాడు కూడా భోజనం చేస్తాడు కదా అన్నట్టు గొప్ప విషయం చెప్పినండి ఇక్కడ. బ్రహ్మ విద్యానిష్ట కలవాడు కాడు భోజనం చేస్తాడు. భోజనం చేస్తాడంటే దానికోసమని కర్మ తప్పదు ఇక్కడ. కనుక కర్మ లేకుండా ప్రపంచం నడవదు సుమా. పైగా లోకంలో ఫలం కనబడేది అంతా కూడా కర్మతో సాధించే విద్యకి మాత్రమే ఫలం కనబడుతున్నది. అందుకే తత్ర యోన్యత్ కర్మణ సాధు మన్యేన్ మోఘం తస్యా లపితం దుర్బలస్య. కర్మ కంటే కర్మ త్యాగమే గొప్పదని మాట్లాడేవాడు దుర్బలుడు సుమా. ఈ విషయాన్ని గట్టిగా చెప్పాడు ఇక్కడ. కనుకనే త్యాగం గురించి మాట్లాడిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా బ్రహ్మజ్ఞానులు అనుకోవడానికి లేదు ఇక్కడ. ఇతడు క్షత్రియుడు, నీకు ఆ మాత్రం తెలియదా సంజయ? క్షత్రుడైనటువంటి వాడు, రాజు అయినటువంటి వాడు తనదైనటువంటి సంపదను రక్షించుకోవడం కోసం యుద్ధాన్ని ఆశ్రయిస్తాడు అనివార్యమైతే అది తెలియదానికో. ఒకవేళ నిజంగా వాళ్ళు కౌరవుల వధ లేకుండా రాజ్యప్రాప్తికి ఏదేను ఉపాయం చెప్పినట్లయితే, చాలా చక్కగా మాట్లాడుతున్నాడు కృష్ణ పరమాత్మ, యుద్ధము కౌరవుల వధ లేకుండా రాజ్యప్రాప్తికి ఏది ధర్మబద్ధమైన ఉపాయం వాళ్ళు చెప్పినట్లయితే, నేను భీమసేనుణ్ణి మొదలైన వాళ్ళని నిగ్రహించి మరీ నేను ఆ శాంతిని కలిగిస్తాను, ఇందులో సందేహం లేదు. వీళ్ళు తమ పితృ సంబంధమైనటువంటి ధర్మంగా రావలసినటువంటి రాజ్యాన్ని మాత్రమే అడుగుతున్నారు, క్షాత్రోచితమైనటువంటి ధర్మ ప్రవర్తనలో ఉన్నారు. అలాంటి క్షాత్రోచితమైన ధర్మ ప్రవర్తనలో ఈ పాండవులు మరణించినా నాకు సంతోషమే అన్నాడు. ఇక్కడ ఈ మాట చెప్పేటప్పుడు స్వధర్మైన ధర్మశ్రేయ అనేటువంటి వాక్యం కనబడుతున్నది. కనుక భగవద్గీతలో మాత్రమే కృష్ణుడి వచనం కాదు, అడుగడుగున కృష్ణ వచనాలన్నీ భగవద్గీతలే. అందుకే భారతమంతా కృష్ణుడి మాటలుగానే మనం చూడాలి. అందులో ఇక్కడ ప్రత్యేకంగా కృష్ణుడు హృదయం ఎంతో గొప్పగా చెప్తున్నది. రాజుల యొక్క ధర్మతంత్రంలో యుద్ధం కూడా ప్రధానమైన భాగం సుమా. ఈ యుద్ధం ద్వారానే వాళ్ళు శాంతిని సాధిస్తారు. ఇంకొక్కటి తెలుసుకో, దొంగతనం అనేది ఇప్పుడు జరిగింది. దొంగతనం అంటే ఇళ్ల మీద పడి దోచుకునేదే కాదు, ఈ దొంగలు రెండు రకాలుగా ఉంటారు తెలుసుకోన్నారు. ఇక్కడ ఇతరుల సొత్తు అపహరించడం అనే దోషం కౌరవుల వద్ద తీవ్రంగా కనబడుతుంది. మొదట ధృతరాష్ట్రుడి దగ్గర ఆ దోషం కనబడుతున్నది. ఇది ఎలా ఉంటుందంటే, ఎవరు చూడకుండా ఇతరుల ధనాన్ని అపహరించేవాడు ఒక రకమైన దొంగ. దొంగిలిస్తూ ఉంటే ఎవడైనా చూస్తే ఎవరి సొమ్ము వాడిని బంధించి హింసించి దాన్ని దోచుకున్నవాడు రెండో రకం దొంగ. ఈ రెండు రకాల దొంగలు ఈ ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు అన్నట్టు. ఇక్కడ కనబడకుండా దోచుకునేవాడు ధృతరాష్ట్రుడు, బంధించి హింసించి దోచుకునేవాడు, తెలిసేటట్టు దోచుకునేవాడు దుర్యోధనుడు. ఆ మాట ఎంత చక్కగా చెప్పాడు చూడండి ఇక్కడ. ఎందుకంటే పైతృకమైనటువంటి సమస్త సంపదని తీసుకున్నాడు. నేను ద్రుపద పురోహితుడి మాటలో మనం దీన్ని స్పష్టం చేసుకున్నాం, దాన్ని కృష్ణ పరమాత్మ చక్కగా చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పు, ధృతరాష్ట్రుడికి ఆయన పుత్రులకి తేడా ఏముంది అంటే అర్థం, దుర్యోధనుడి యొక్క దుర్మార్గానికి ధృతరాష్ట్రుడి దుర్మార్గానికి ఏం భేదం లేదు సుమా. తత్ర రాజా ధృతరాష్ట్ర సపుత్రో ధర్మ్యం హరేత్. ఇక్కడ ధర్మ్యం అంటే ధర్మబద్ధముగా లభించిన సంపదని ఇరువురు కూడా హరించారు. ఇప్పుడు కౌరవుల దగ్గర పాండవుల సంపద న్యాసముగా ఉంచబడింది. న్యాసముగా ఉంచబడింది అంటే అర్థం, ఒకరి సొమ్ము ఇంకొకరి దగ్గర దాచిపెట్టి మళ్ళీ మేము తీసుకుంటాం అని చెప్పినప్పుడు దాన్ని న్యాసం అంటారండి. ఇక్కడ అంటే వాళ్ళ దగ్గర ఉంది కానీ వాళ్ళది కాదు, అది మరొకరిది, దానికి న్యాసం అంటారు. ఇలాగ న్యాసముగా ఉన్న సుమ, అందుకు వాళ్ళు తమ రాజ్య భాగాన్ని పొందడం కోసం యుద్ధం చేస్తూ మరణించినప్పటికీ కూడా ధర్మరాజుకి క్షేమమే. ఇది నేను చెప్తున్నటువంటి అంశము. పైగా అంత తేలిగ క్షమించి శాంతికి పొందడానికి అనువైన పనులేమి వాళ్ళు చెయ్యలేదు. ద్రౌపదిని, రజస్వలావస్థలో ఉన్న ద్రౌపదిని సభలోకి లాక్కు వచ్చారు. వదిని గారిని మర్యాద లేకుండా దుశ్శాసనను తీసుకువచ్చాడు. ఎలా మర్చిపోతాం, కృష్ణ పరమాత్మ ఈ గట్టి మాటలు చెప్పకపోతే ధర్మరాజు ఇంకా మెత్తబడిపోయేవాడేమో. ఒకవేళ వాళ్ళ శాంతికి ఒడంబడినా యుద్ధమే ప్రధానమని కృష్ణుడు హృదయం కనబడుతోంది ఇక్కడ. ఎందుకంటే ఇవాళ శాంతిగా రాజ్యం ఇస్తే తీసుకోవడమేనా, అంతకుముందు చేసిన వాటికి ప్రతిక్రియ ఏమిటి? వదిని గారిని మర్యాద లేకుండా తీసుకువచ్చాడు. ఎక్కడికి తీసుకువచ్చాడు? మామగారులను సభలోకి తెచ్చాడు. మామ అంటే తండ్రితో సమానం కదా. అక్కడ ధృతరాష్ట్రుడు, భీష్ముడు, శశుర స్థానం, వాళ్ళు మామల స్థానంలో ఉన్నారు. అక్కడికి తీసుకువచ్చాడు. పైగా దుశ్శాస్త్రుడు మాట్లాడిన మాటలు ఎంత భీకరంగా మాట్లాడాయంటే, పాండవులందరూ నపుంసకలు, పైగా చచ్చుదద్దమ్మలు అంటూగా మాట్లాడాడు. ఇంత భయంకరమైన ఇవేమనండి, తెలుగు చేసాం కానీ సంస్కృతంలో అలాగే ఉన్నాయి. ఇక్కడ నపుంసకాహ అని మాట్లాడే దుశ్శాసన. అంతేకాదు శకుని ఎంత వెటకారంతో మాట్లాడాడు. అందరినీ ఓడిపోయే నీ భార్య ఉంది కదా, ఆమెను పణం పెట్టన్నది ఎవరు? శకునే కదా. ఇన్ని మాట్లాడిన వాళ్ళ పట్ల అర్జునుడు, భీమసేనుడు వారు చేయవలసినటువంటి ప్రతిక్రియ చేయకుండా ఎలా ఉండగలరు చెప్పు. మొత్తాన్ని స్వయం కృతాపరాధంతో ధృతరాష్ట్ర పుత్రులు అర్జున్ని చేత, భీమసేను చేత దెబ్బతింటారు. అలా కాకుండా పశ్చాత్తప్తులై వాళ్ళు యుద్ధానికి వెళ్ళనివ్వకుండా సంధి చేసుకుని వాళ్ళంతట వాళ్లే వీళ్ళకి ఇవ్వవలసిన పాలు ఇచ్చినట్లయితే క్షేమంగా ఉంటారు. ధృతరాష్ట్రుకు ఓ మాట చెప్పు, పాండవుల్ని దగ్గర చేర్చుకుంటేనే ఆయన క్షేమం. ఎందుకంటే సింహం ఉంటే వనానికి రక్ష, వనం ఉంటే సింహానికి రక్ష అన్నాడు. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే సింహం వనంలో ఉంటూ ఉంటే వనంలోకి ఎవరు జొరబడరు, వనం క్షేమంగా ఉంటుంది. అలాగే వనం లేకుండా సింహము, పెద్ద పులి బయట దొరికాయి అనుకోండి, ఎవడైనా కొట్టి చంపుతాడు. అలా ఇక్కడ ధాతరాష్ట్రులు వనం లాంటి వాళ్ళు, పాండవులు సింహాల వంటి వారు. అందుకు ఉభయులకి క్షేమం ఉంటుంది. ఇంకోటి కూడా చెప్తున్నాను, లతా ధర్మాహ ధాతరాష్ట్రాహ శాలాహ సంజయ పాండవాహ న లతా వర్ధతే జాతు మహాద్రుమ మనాశ్రిత. ధర్తరాష్ట్రులు అంటే కౌరవులు తీగల వంటివారు, లతల వంటివారు, పాండవులు వృక్షముల వంటి వారు, లత వృక్షాలను ఆశ్రయించి ఉన్నప్పుడే క్షేమంగా ఉంటుందని చెప్పన్నాడు. ఉపమానం జాగ్రత్తగా చూడాలండి. ఇక్కడ పాండవులను తీగలతో పోల్చలేదు, ధాతరాష్ట్రుల్ని వృక్షాలతో పోల్చలేదు. పాండవులను వృక్షాలతో పోల్చారు, కౌరవుల్ని తీగలతో పోల్చాడు. ఉపమానం పోల్చేటప్పుడు జాగ్రత్తగా. నిజానికి వృక్షం ఎప్పుడు నిలబడి ఉంటుంది, తీగకే ఆశ్రయం కావాలి. కానీ కౌరవులు క్షేమంగా ఉండాలంటే పాండవులను ఆశ్రయించాలనే ధ్వని చెప్పడం ఎంత గొప్పగా చెప్పాడు. పైగా పాండవుల సింహాలు ధాతరాష్ట్ర వంశం వనమన్నాడు. అక్కడ కూడా పాండవులను సింహాలతోనే పోల్చారు, తెలుసుకోవాల్సింది ఇక్కడ. కనుకనే ఎక్కడ బెసగడండి కృష్ణ పరమాత్మ మాట, ధర్మం అలాగా అటు ఇటు చెదరకుండా అలా నిలబడతాడు కృష్ణ పరమాత్మ. అయితే కృష్ణుడి ధర్మము సనాతన ధర్మం, అది అర్థం కాని అధర్ములకి కృష్ణుడి మాటకి పెడవ్యాఖ్యానాలు చేయవచ్చు కానీ అంత స్పష్టంగా చెప్పాడు. పైగా ఒక్క మాట చెప్తున్నాను, స్థిత శుశ్రూషితం పార్థాహ స్థిత యోద్ధుం అరిందమాహ యత్కృత్యం ధృతరాష్ట్రస్యా తత్కరో మనరాధిపః. పాండవులు చేరదీసి చెయ్యవలసింది చేస్తే తప్పకుండా దగ్గరకొచ్చి శుశ్రూష చేయడానికి సిద్ధమే, తేడా వస్తే యుద్ధం చేయడానికి సిద్ధమే. ఇది అభిప్రాయం, ఇది చెప్పు నువ్వు వెళ్ళి ధృతరాష్ట్రుడితో అన్నట్టు గొప్ప మాట చెప్పారు. అందుకే శుశ్రూషకు సిద్ధమే, యుద్ధానికి సిద్ధమే. ఎవరు? అరిందమాహ. మాటలు ఎంత చక్కటి మాటలో చూడండి. అందుకే కృష్ణుడి యొక్క ప్రతి వాక్కుని వ్యాఖ్యానించుకుంటే స్థితాహ శుశ్రూషితం పార్థాహ, పార్థులు అంటే కుంతి పుత్రులు శుశ్రూష చేయడానికి సిద్ధమే. ఇక్కడ తల్లిని చెప్పారు, ఆ తల్లి ఎంత సాత్వికరాలు శుశ్రూష పరాయాలు అలాగే ఉంటారు. స్థిత యోద్ధుం అరిందమాహ, యుద్ధం చేయడానికి అరిందములు సిద్ధమే అన్నాడు. అరిందములు అంటే శత్రువుల్ని నిగ్రహించేవారు, అణచివేసేవారు, దానికి వాళ్ళు సిద్ధమే. కాబట్టి నిర్ణయం ఇంకా దీన్ని బట్టి వాళ్ళు తీసుకోవాల్సినదే అని చెప్పగానే తర్వాత యుధిష్ఠిరుడు కూడా తన సందేశాన్ని కృష్ణుడు చెప్పిన మాటను చెప్తూ వాళ్ళందరికీ నా నమస్కారాలు చెప్పు అని వివరిస్తాడు. పైగా ఇప్పటి వరకు వాళ్ళు ఎన్నో కృష్ణుడు చెప్పినట్లుగా బాధాకరమైనవన్నీ అంశములు చేశారు. ద్రౌపదిని జుట్టు పట్టుకుని అవమానించారు. నిజానికి దానికే ప్రతిక్రియ చేయవచ్చు, కానీ మేము అన్నీ ఉపేక్షించాం. ఇప్పుడు మేము అడుగుతున్నదంతా న్యాయంగా మాకు రావలసినటువంటి రాజ్యభాగం. నేను ఎప్పుడు శాంతి కాముకున్నే, అటు ఇటు ఎవరు సంహరింపబడకూడదని నేను అడుగుతున్నాను. కనీసంగా మాకు రాజ్యంలో కొంత భాగమైనా ఇస్తే చాలు. అభిస్థలం, వృకస్థలం, మాకంది, వారణావతం, ఇవి ఈ నాలుగింటితో పాటు ఇంకేదైనా వారికి ఇవ్వాలనిపించిన ఒక రాజ్యభాగం, మొత్తం ఐదు భాగములు మాకిస్తే వాటితో తృప్తి పడతాం. ఈ ఐదు నగరములే కాకుండా మాకు ఐదు గ్రామాలు ఇచ్చినా తృప్తి పడతాం, మేము కూడా శాంతినే కోరుతున్నామయ్యా. అంతేకాదు నేను శాంతికి సమర్థుణ్ణి, ధర్మానికి సమర్థుణ్ణి, అందుకే ధర్మార్థాన్ని సాధించడం కోసం మృదువైన పనికైనా నేను సమర్థుణ్ణే, దారుణమైన పనికైనా నేను సమర్థుణ్ణి అన్నాడు యుధిష్ఠిరుడు. ఎంత చక్కగా చెప్తూ, అంటే మళ్ళీ ఐదు ఊర్లు అడిగానంటే నేను చేతకాని వాడిని అనుకోవద్దు, శాంతిని నేను ఎంత కోరుకుంటున్నానని తెలియాలి. ఇంతవరకు వాళ్ళు చేసిన దుర్మార్గాలను కూడా ఉపేక్షిస్తూ ఐదు ఊళ్ళైనా చాలు, ఐదు పల్లెలైనా చాలు అంటున్నానంటే నాకు కూడా శాంతి అంటే అంత ఇష్టం. ఇది మళ్ళీ అసమర్థత అనుకోవద్దు. అలమేవ శమాయాస్మి తథా యుద్ధాయ సంజయ. నువ్వు నన్ను శాంతుడువు, శాంతుడువు, సత్వగుణ సంపన్నుడు అని చాలా పొగుడు. శాంతానికి ఎంత గొప్పవాడునో యుద్ధానికి కూడా నేను అంత సంసిద్ధుణ్ణి. ధర్మార్థయోరలంచాహం మృదవే ధారణాయచ. మాటలు ఎంత విశేషంగా అంటున్నాడంటే ధర్మార్థముల కోసము నేను మృదు మార్గాన్నైనా అనుసరిస్తాను, దారుణ మార్గాన్నైనా అనుసరిస్తాను, మృదవే దారుణాయచ. మాటలు అంత విశేషంగా చెప్పాడు. అంటే నేను అడుగుతున్న అర్థం ధర్మార్థం, అధర్మంది కాదు, అందుకు ధర్మార్థం అని విషయం చెప్పగానే పైగా సంజయ నీది దోషం లేదు, నీకు మా హృదయం తెలుసు, నువ్వు కేవలం ధృతరాష్ట్రుడు చెప్పిన మాటలు మాత్రమే చెప్తూ ఉన్నావు, నీకు ఉభయపక్షముల పట్ల సమబుద్ధి ఉంది కనుక నువ్వు మా మాటల్ని సరిగ్గా తెలియజేయు అని చెప్పగానే సరేనని సంజయుడు బయలుదేరండి. వెళ్ళేటప్పటికల్లా రాత్రి అయింది హస్తినికి. కానీ ఆగకుండా మహాకోపంతో బాధతో ఉన్నాడు. ధృతరాష్ట్ర భవనానికి వెళ్ళాడు. నేను ఇప్పుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడాలి అన్నాడు. అయ్యా రాత్రి అయింది, ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడని సంజయుడు వచ్చాడని నిద్రలేపన్నాడు. ఎందుకంటే సంజయుడు గవల్గణుడు అనే మహానుభావుని యొక్క పుత్రుడు, వాళ్ళు పరంపరగా కూడా కురువంశానికి చాలా ఆత్మీయులు. ఒక సన్నిహితుడు, మంత్రి, ధృతరాష్ట్రుని సారథి, రెండు కూడా సారథి మంత్రి. అందుకే సంబోధనలు కూడా సూత సారథి అనే సంబోధనలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. రెండు కూడా సంజయుడు సామాన్యుడు కాడు, మహాయోగి, వ్యాసభగవాను యొక్క శిష్యుడు, ధర్మాధర్మములన్నీ తెలిసినవాడు. కేవలం ఇప్పుడు ధృతరాష్ట్రుడి మాట చెప్పాలి గనక తను స్పష్టముగా ఆయన హృదయాన్ని యథాతథంగా చెప్పాడు. తన భావాలు మీ కలపకుండా పైగా ధృతరాష్ట్రం అలా అనుకుంటున్నాడని వీళ్ళకి తెలిస్తే కదా వీళ్ళ పరితరపున వీళ్ళ సన్నాహాలు వీళ్ళు చేస్తారు. అందుకే సంజయుడిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సంజయుడు ఎప్పుడైతే ఈ మాట కబురు పంపించాడో వెంటనే నిద్రలేచినటువంటి ధృతరాష్ట్రుడు, అయ్యో సంజయుడు అనుమతి తీసుకోవడం ఏంటి, నేరుగా రావచ్చు అని సంజయుడిని పిలిపించాడు. ఎందుకంటే వాడి దడవాడుకున్నది, వెళ్ళేవి కదా, పని ఏమైంది, వాళ్ళు ఏమున్నారు అంటే గట్టిగా మాట్లాడేటండి. ఆ మాటల సారంలో రెండు వాక్యాలు తెలుసుకుంటే చాలు. ఇప్పటి వరకు నువ్వు నీ పిల్లల్ని సమర్థించుకుంటూ పెద్దల నడవడికి విరుద్ధంగా ప్రవర్తించావు, ఆర్యవర్తనమునకు విరుద్ధముగా ప్రవర్తించావు. ఆర్యవర్తనం అంటే ధర్మము జ్ఞానము తెలిసిన పెద్దలను ఆర్యులు అంటారు. వాళ్ళు నడిచే పద్ధతికి విరుద్ధంగా ప్రవర్తించావు. ఇప్పుడు కూడా నువ్వు కేవలం వారికి ఇవ్వకూడదని ఉద్దేశంతోనే ఉన్నావు కనుక ఇది ఇహలోకంలో పరలోకంలో కూడా నీకు దుర్గతిని కలిగిస్తుంది. ఇహలోకంలో నిందలపాలు చేస్తుంది, పరలోకంలో పాపమయమే నరకాన్ని కలిగిస్తున్నది. మొత్తానికి ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి పని ఒక దహన కార్యంలా ఉన్నది, ధర్మాన్ని శాంతిని కూడా దెబ్బతీస్తుంది సుమా అనగానే ఇంతకీ ఏమన్నారో చెప్పన్నాడు. రేపు పొద్దున్న సభలో వచ్చి చెప్తాను, ఇప్పటివరకు ప్రయాణం చేసి అలసిపోయాను అని చెప్పి వెళ్ళిపెట్టండి. ఇక్కడ ఈ మాత్రం అనకపోతే ఇనికి నిద్రపడదు ఇక్కడ సంజయుడికి. అందుకే వచ్చి చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా పొద్దుటి వరకు ఆగలేకపోయాడు ధృతరాష్ట్రుడు. ఇవన్నీ సైకాలజీ అండి. ధృతరాష్ట్రుడు బాధ ఎందుకంటే సంజయుడు అంత భయంకరంగా నిందావాక్యములు పలికి వెళ్ళిపోయాడు అంటే అక్కడ ఏం జరిగింది, భయం. ఇంకా నిద్రపట్టుకు విదురుణ్ణి పిలిచాడు. ఆ రాత్రి ఎలాగో నిద్రపోయింది, విదురుడు వచ్చాడు, విదురుణ్ణి కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి ఇలా సంజయుడు వెళ్ళి వెళ్ళిపోయాడయ్యా, ఏం జరిగిందని అడిగితే చెప్పలేదు, రేపు పొద్దున సభలో చెప్తానన్నాడు. నాకు ఇప్పుడు దిగులు పట్టుకుంది, అందుకు నిన్ను పిలిపించాను, నువ్వు మనశ్శాంతిగా అసలు ధర్మము వాటి గురించి కాస్త వివరించవయ్యా అంటే విదురుడు ఇప్పుడు కొన్ని అధ్యాయాలు ధర్మములంటే ఏంటో చెప్తాడు. అప్పుడు విదురుడు చెప్పినది విదుర నీతి. ఇది తెలుసుకోవాల్సింది, అద్భుతమైన విదుర నీతి అండి. ఈ విదుర నీతి ఒక్కదాన్ని మనం భారతీయుల విజ్ఞానమిది అని ప్రపంచంలో ఉన్న యువత అందరి చేత చదివించగలిగితే భారతీయ నాగరికత యుగాల క్రితమే ఇంత పండిందనమాట, నేటికి మేము భారతీయ విద్యుల ముందు శిష్యులమే అని ప్రపంచంలో ఉన్న మేధావులందరూ అంగీకరిస్తారు. విదురునీతి ఒక్కటి చాలు. ఆ విదురునీతిలో నిజానికి ధర్మములన్నీ చెప్పబడ్డాయి. చాలా ప్రధానమిది అంటే వ్యవహార జీవితం ఎలా ఉండాలి అది స్పష్టంగా కనబడుతుంది. ఆ వ్యవహార జీవితంలో ప్రతి వారికి కూడా, స్త్రీ పురుషులు, సర్వవర్ణముల వారు, సర్వవృత్తుల వారు, అన్ని హోదాల వారు, ఇవన్నీ ఉంటుంది. అదేవిధంగా రాజులైన వారు ఎలా ఉండాలి. రాజులు అంటే కేవలం పాలకులను మాత్రమే కాదు, నిర్వహణ చేసే ప్రతివారు కూడా, ఒక 10 మందితో పనిచేసే ప్రతివారు. దీన్ని మనం మేనేజ్మెంట్ స్కిల్స్తో అన్వయించవచ్చు ఈ రోజుల్లో. వీరందరూ కూడా ఈ విదురునీతి అద్భుతమైన ధర్మాన్ని చెప్తుంది. అటు తర్వాత అదంతా విన్నాక నాకు బ్రహ్మవిద్య కూడా తెలుసుకోవాలి అని వెంటనే అడుగుతాడు. అక్కడ బ్రహ్మవిద్య చెప్పాలి అంటే యోగ్యుడైనటువంటి మహాత్ముని ద్వారా వేదాంతం వినాలి. నాకు వేదాంతం తెలుసు, తెలియక కాదు, కానీ అది వినాలంటే శ్రోత్రియుడైనటువంటి వాడు, బ్రహ్మనిష్ఠుడైనటువంటి జీవన్ముక్తుని ద్వారా వినాలి. అలాంటి మహానుభావుడు ఎవరయ్యా అంటే సనత్సుజాతుడు. వారు సామాన్యం కాదండి, సనత్సుజాతుడు బ్రహ్మమానస పుత్రుడు. ఆ సనత్సుజాతుడు ఒక్కసారి స్మరించాడు విదురుడు, విదురుడు స్మరిస్తే వచ్చాడు సనత్సుజాతుడు. దీన్ని బట్టి విదురుడు బ్రహ్మజ్ఞాని. మనకి భారతంలో బ్రహ్మజ్ఞానులు కనబడుతూ ఉంటారు. ప్రధానంగా మనకి తెలిసిన ఈ రాజుల్లో విదురుడొకడు, భీష్ముడొకడు, సామాన్యులు కాదు, వీరు గొప్ప జ్ఞానులు. ఎంత ధర్మము తెలుసు అంత జ్ఞానము తెలుసు, రెండింటికి అనుబంధం ఉందండి. కొందరు ఏవో 4 ఉపనిషత్తులు చదివి ఇంకా కర్మల్ని ధర్మాలని తోలనాడుతూ జ్ఞానాలు చెప్తూ ఉంటారే వాళ్ళు, ఇక్కడ జాగ్రత్తగా భారతం చదవాలి, భారతం చదివి భగవద్గీత చదవాలి, భగవద్గీత చదివి భారతం చదవాలి, అప్పుడు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే కృష్ణుడు మొదటే చీవాట్లు పెట్టాడు. ఈ అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్ళకి సంజీవుడి మాటల ద్వారా అప్పుడే చీవాట్లు దొరికే మనకి. ఇక్కడ కూడా విషయములు సనత్సుజాతీయము ఒక బ్రహ్మ విద్యా శాస్త్రం. భగవద్గీత ఎంతడిదో అంతడిది ఇది బ్రహ్మ విద్య. దీనికి మళ్ళీ శంకర భగవత్పాదుల వారు భాష్యం రాశారు సనత్సుజాతీయానికి. ఇది ఒక విశేషమైన అంశం. అటు భగవద్గీతకి భాష్యం రచించింది ఆయనే, సనత్సుజాతీయానికి ఆయన రచించారు. రెండు బ్రహ్మ విద్యలు, రెండు పక్క పక్కన పెట్టాడు చూడండి. ఒకటి నీతి, ఒకటి జ్ఞానం. నీతి అంటే నడవవలసిన పద్ధతి, ఇది తెలుసుకోవాల్సిన. నీతి అనగా నడవవలసిన పద్ధతి. నడవడం అంటే అర్థం ఏంటి, బ్రతకవలసిన పద్ధతి, వ్యవహారము అని అర్థం. ఇక్కడ ఇలాంటి వ్యవహారం ఉంటే అలాంటి పరమార్థం పొందుతావు, ఇది తెలుసుకోవాల్సింది. కనుక విదుర నీతి నీకు వ్యవహార జీవితం ఎలా ఉండాలో చెప్తుంది. అలా నువ్వు వ్యవహరించగలిగితే, నీకు చిత్తశుద్ధి ఏర్పడితే అప్పుడు నువ్వు పొందవలసింది బ్రహ్మజ్ఞానము. అందుకే రెండు ప్రక్క పక్కనే మనకి ఇక్కడ కనబడతాయి. అలా రాత్రంతా కూడాను ఇటు ధర్మాన్ని అటు జ్ఞానాన్ని ఒకేసారి పొందాడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు కూడా సామాన్యుడు కాదండి, వీళ్ళందరూ కూడా ఒకనొక ప్రయోజనం కోసం వచ్చిన వాళ్ళే. దుర్బుద్ధిమానాన్ని దుర్బుద్ధి ఉన్నప్పటికీ కూడా చిత్త సంస్కారాల్లో అతనికి ఉన్న గొప్పతనం అతనికి ఉంది. అతన్ని రాజర్షి అని సంబోధించింది భారతం. అందుకే అతనికి ఆ యోగ్యత లేకపోతే కృష్ణుని అనుగ్రహం అంత తొందరగా దొరుకుతుందా? ఒకనొక ప్రణాళికలో భాగంగా అతడి బుద్ధి కూడా సరిగ్గా పనిచేయలేదని అసుర శక్తులు వ్యాపించున్నాయి. అంత మనకు తెలుసుకుంటే చాలు. ఇక్కడ మొత్తం వేదాంత విద్య విన్నాడు కనుక మహాత్ముడు అని మళ్ళీ అనొద్దు. దేనికదే వేదాంతాలు చెప్పేవాళ్ళు కూడా దుర్మార్గాలు ఎంత చేస్తారో మనకు తెలుసు. ఇప్పుడు వేదాంతాలు చెప్తున్నామని చెప్పి ఉపాసనా శాస్త్రాల్ని, యజ్ఞాన్ని, వేద ధర్మాల్ని నిందించేటువంటి పండితుల్ని నేటికి మనం చూస్తున్నాం. అలాంటి వారి దగ్గరికి వెళితే ఇహము పరము కూడా లభించదు అని కృష్ణుని యొక్క పాదాలకు నమస్కరించి ఇక్కడ సవినీయంగా మనం చేసుకుంటున్నాం. ఇక్కడ ఈ విధంగా వివరించి ఎప్పుడైతే మహానుభావుడు విదురుడు ద్వారా ఈ విధంగా నీతి తెలిసింది, జ్ఞానము తెలిసింది, ఇంకా పొద్దున అయిన తర్వాత సభ ఏర్పాటు జరిగింది. సంజయుడు సభలోకి వచ్చాడు. అవి వచ్చినప్పుడు సంజయుడు ఆడిన మాటలు చాలా చాలా విశేషం ఉన్నాయి. అక్కడ ధర్మరాజు చెప్పమని మాటలన్నీ చెప్పాడు. మనం ఇక్కడ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని వెళుతున్నాం. అలాగని ముఖ్యమైనవేవి తీయడం లేదండి. సారభూతమైన అంశములని జాగ్రత్తగా తెలుసుకుంటున్నాం. విస్తారంగా ఏడాది పాటు భారతం చెప్పినా ఎంత నిలిచింది అనేది వేరే విషయం. అంత భారతాన్ని మథనం చేసి గురువుల దయ వల్ల, వారి యొక్క శిక్షణ వల్ల, పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల మథనం చేసి ఈ బుద్ధికి తెచ్చుకున్న సారభూత వాక్యములు 18 రోజులు చెప్పుకుంటున్నాం మనం. ఈ 18 రోజులు భారతం మిగుల్చుకున్నా చాలు సమగ్ర భారతం గ్రహించినట్లే తెలుసుకుంటే చాలు. అందుకే వీలైనంత వరకు లోకంలో వ్యాపించినటువంటి అపప్రదలు, భారతాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకలిగే శంకలు, సందేహాలు, ఆరోపణలు, వీటికి ఎప్పటికప్పుడు సమాధానం చెప్పుకుంటూ భారత కథాగమనంలో ఆఖ్యానానికి ప్రాధాన్యం ఇస్తూ ఉపాఖ్యానాన్ని విస్తారంగా చెప్పకుండా అవసరమైన వదలకుండా చెప్పుకుంటూ వస్తున్న ప్రణాళికను దయచేసి శ్రోతలు అర్థం చేసుకోగలరు. ఎందుకంటే సహృదయ శ్రోతలకు ఏమి చెప్పలేదో కంటే ఏమి చెప్తున్నాము అనే దృష్టి ఉంటుంది. అందుకే అది ఇక్కడ ప్రధానమైన అంశం కనుక ఏకాగ్రంగా ఇది వింటే చాలా విశేషమైన అంశం కనబడుతుంది. మొత్తానికి సంజయుడు యుధిష్ఠిరుడు చెప్పమన్న విషయములన్నీ చెప్పాడు. పైగా తేడా వచ్చిందనుకో కృష్ణార్జునుల ముందు ఎవరు నిలవలేరు సుమ, కృష్ణుడు బలంగా ఉన్నాడు తెలుసుకో, ఇది సారం. దీనికి అనేక రకాల వాక్యములతో సంజయుడు వివరిస్తాడు. వివరించాక భీష్ముడు చెప్తాడు. గట్టిగా చెప్తున్న మాట ఇప్పుడు సంజయుడు ఏవైతే చెప్పాడో ఇది చాలా గౌరవించవలసినటువంటి మాట సుమ. ఎందుకంటే కృష్ణార్జునులను ఒక్కరిని అర్థం చేసుకుంటే నీకు మొత్తం అర్థమవుతుంది. ఈ కృష్ణార్జునులు సామాన్యులు కారు అంటే కృష్ణార్జునుల యొక్క గొప్ప చరిత్రను ఇక్కడ వివరిస్తారు. కృష్ణార్జునుల చరిత్రని విడతలు విడతలుగా ఈ రాయిభార సన్నివేశాల్లో మనం చూడవచ్చు. ఈ కృష్ణార్జునులు ప్రధానంగా నరనారాయణులని చెప్పబడుతున్నారు సుమ. ఒకప్పుడు నరనారాయణులు అనేక మంది ఋషులతో బ్రహ్మలోకానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ బ్రహ్మలోకానికి వెళ్ళిన ఋషులు బ్రహ్మదేవుడికి నమస్కరించడమే కాకుండా నరనారాయణులు కూడా నమస్కరించారు. ఈ నరనారాయణులు తపోధర్మాన్ని అనుసరించి మహర్షుల్ని, బ్రహ్మదేవతలు నమస్కరించారు. అప్పుడు బృహస్పతి బ్రహ్మను అడుగుతాడు, ఎవరయ్యా వాళ్ళు? చూస్తూ ఉంటే తాపస్సుల వలె కనబడుతున్నారు, కానీ కేవల తపస్సులు గారు. వీళ్ళు ఎవరు అంటే అందులో ఒకడు సాక్షాన్ నారాయణుడు, రెండో వాడు ఆయన అంశావతారమైన నరుడు. నిజానికి ఇద్దరికి భేదము లేదు సుమ, వారిని ఎవరు జయించలేరు అనే విషయాన్ని బ్రహ్మదేవుడు స్వయంగా బృహస్పతితో చెప్పాడు. ఆ నరనారాయణులే కృష్ణార్జునులు. అది గుర్తుపెట్టుకుంటే మనం యుధిష్ఠిరుడు మనస్సు నొప్పించకుండా ధర్మబద్ధంగా ఇవ్వాల్సిన రాజ్యాన్ని ఇవ్వవచ్చు. అజేయౌ మానుషే లోకే, అజేయం మానుషే లోకే, మానుష లోకంలో వాళ్ళు అజేయులు సుమ. వాళ్ళు సురాసురై సేంద్రై, ఇంద్రుడితో కలిసినటువంటి దేవదానవుల యుద్ధానికి వచ్చినా వారిని జయించలేరు సుమ. ఏష నారాయణ కృష్ణ పాల్గుణశ్చ నరస్మృత, నారాయణో నరశ్చైవ సత్వమేకం ద్విధాకృతం. ఒకే విష్ణుశక్తి రెండు రూపాలు ఎత్తింది, కానీ నిజానికి రెండు కలిసి ఒక్కటి. ఈ ధృతరాష్ట్రుడు గుర్తుపెట్టుకున్నా పెట్టుకోకపోయినా మనం గుర్తుపెట్టుకుందామండి, మనకు చాలా ప్రధానం ఇది. నరనారాయణను అర్థం చేసుకోవాలంటే ఒకే నారాయణ స్వరూపం రెండైనది ఇది తెలుసుకో. పైగా మాటి మాటికి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వాళ్ళలో ప్రధానంగా మన కర్ణుడు కనబడుతున్నాడు. ఇంకా దుర్యోధనుడు అభిప్రాయం చెప్పకుండానే ఇతను కలగజేసుకుని మాట్లాడుతున్నాడు. ఈ కర్ణుణ్ణి, ఆ దుశ్శాసనుణ్ణి చూసుకుని దుర్యోధనుడు తన మొండి పట్టు మీద తాను నిలబడ్డాడు. అసలు కర్ణుడికి ఏం బలముందో ఒక్కసారి ఆలోచించు. పరశురామును చేత శపించబడ్డవాడు, నిజానికి ద్రోణుని దగ్గర శిష్యుడిగా ఉన్నవాడు. ద్రోణుడు మంత్రాన్ని ఇవ్వడానికి అంగీకరించకపోతే పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. అలాగే గురువు అనుమతి లేకుండా గురు ధిక్కారంతో వెళ్ళాడు. పోనీ విద్య మీద మోహంతోనో విద్య మీద శ్రద్ధతోనో వెళ్ళలేదు, కేవలం అర్జునుడితో అర్జునుడిపై స్పర్ధతో వెళ్ళాడు. ఎలాగైనా అర్జునుడిని సంహరించడానికి నిర్దేశించుకు వెళ్ళాడు, అది గురుద్రోహం. వెళ్ళిన వాడు అక్కడ వంచనతో పేరు వేరే చెప్పి నేర్చుకున్నాడు. ఆ తర్వాత పరశురాముడి శాపానికి గురయ్యాడు. కనుక శాపగ్రస్తుడైనటువంటి సూతపుత్రుడైన కర్ణుడు కానీ, అలాగే పేరుకు సుబలుడు కానీ, పేరులో అంత బలం లేనిటువంటి వాడు మన గాంధారరాజు, అతని పుత్రుడు శకుని వాడు, పైగా నీచత్వము పాపము కలిగిన దుశ్శాసనుడు. వీళ్ళు ముగ్గురు మతాన్ని అనుసరిస్తున్నాడు దుర్యోధనుడు. కాబట్టి దుర్యోధన, నువ్వు ఇప్పటికైనా విని జాగ్రత్త పడు అనగానే వెంటనే కర్ణుడు అన్నట్ట. నువ్వు ఆడిన ఈ మాటలు ఆయుష్మంతులు పలుకదగినవి కావు సుమా అన్నట్ట కర్ణుడు. ఎంత భయంకరమైన మాటలు అన్నాడో చూడండి ఇక్కడ. వాటి నోటు దురుసుతనం అంతా ఇంత కదా కర్ణుడిది. పెద్దల దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలియట్లేదు. అప్పటికే కలిపి ప్రవేశించారు కనుక సభామర్యాదలు లేవు, ఇది తెలుసుకోండి. సభామర్యాదలు పోయాయి అంటే కలిపి ప్రవేశించడనే అర్థం. ప్రవేశించడం ఏంటి, అక్కడ కూర్చున్నవాడే కలి దుర్యోధనుడు, మర్చిపోవద్దు. సభామర్యాదల్లో ఆయుష్మంతుడు పలుకదగిన మాటలు కావన్నాడు. అంటే కలకాలం బతకి బట్ట కట్టాలనుకున్నవాడు ఇలా మాట్లాడ్డయ్యా భీష్మ అంటున్నాడు అండి. భీష్ముని ఎంత మాట అన్నాడండి. నిజానికి దుర్యోధనుడికి బంధుత్వం ఉంది కానీ కర్ణుడికి ఏం బంధుత్వం, అతడు వదరబోతున్న చూడండి అంత మాట్లాడు. పైగా నేను క్షత్రియ ధర్మంలో ఉంటూ స్వధర్మాన్ని పాటిస్తున్నవాడిని, నేను ఏం తప్పు చేశానని నన్ను నిందిస్తున్నావు భీష్మ. ఒక్క మాట చెప్తున్నాను, యుద్ధంలో నేను నిలిస్తే మీ ఎవ్వరి సహాయం అక్కర్లేదు, నేనొక్కడనే పాండవులందరినీ సంహరించగలను, అది తెలుసుకో. అంతేకాదు ధృతరాష్ట్రుడు ఏ పని అయితే నిర్ణయిస్తాడో, దుర్యోధనుడు దేన్ని ఒప్పుకుంటాడో దానికి నేను కూడా ఇష్టంగా ఒప్పుకుంటాను, నా ప్రతాపాన్ని నేను చెప్తున్నాను ఇక్కడ అని చెప్పగానే వెంటనే యదయం కచ్చతే నిత్యం హంతాహం పాండవానితి నాయం కళాపి సంపూర్ణ పాండవానా మహాత్మనాం అన్నాడు భీష్ముడు. వెంటనే ఎప్పుడు ఇదే ప్రగల్భం వీడికి అలవాటు, నేనొక్కడిని పాండవులందరినీ సంహరిస్తాను అనేటువంటి మాట. కానీ నేను చెప్తున్న ఈ సత్యం ఒక్కడు తెలుసుకో, నువ్వు దుర్యోధనుడు కలిసినప్పటికీ పాండవుల యొక్క వీరత్వంలో 16వ భాగానికి కూడా సరిపోరు మీరు. అందుకే నాయం కళాపి సంపూర్ణ పాండవానాం మహాత్మనాం. ఇవన్నీ అసత్య ప్రగల్భాలు. ఎందుకంటే నీ దగ్గర ధర్మము అర్థము రెండూ లేవు, ఇది తెలుసుకో. ఈ మాట ఎందుకనంటే ధర్మం నీకు ఎలాగో లేదు, అర్థం కూడా నీకు వాడిని ఆశ్రయించడమని తెచ్చుకున్నది, నీదేమున్నది చెప్పు ఇక్కడ. ఇంత గట్టిగా చెప్పాడు ఆ మాట అనగానే అప్పుడు ద్రోణుడు కూడా సభలో చెప్తున్నాడు. ఎందుకంటే పెద్దలు ఉపేక్షించకూడదని సభలో మాట్లాడాలి. భరతవంశంలో ఉత్తముడైన వాడు పెద్దవాడు భీష్ముడు. ఎంత ప్రపంచాన్ని చూశాడు, ఎంత జీవితాన్ని చూశాడు. ఆయన చెప్పిన మాటను నువ్వు స్వీకరించాలి ధృతరాష్ట్ర, కానీ ధనలోభం కోసం ఉండేటువంటి వారి మాటలు స్వీకరించరాదు అన్నాడు. ఈ మాట కర్ణుడికి తగిలిందండి. కర్ణుడు ఎందుకు అంటిపెట్టుకున్నాడు దుర్యోధనుడిని, ఒక రాజ్యము సంపద ఇచ్చాడు. కానీ అర్థలాభం కోసం అంటిపెట్టుకున్న వాళ్ళ మాటను చూస్తావా, నీ క్షేమాన్ని కోరేటువంటి పెద్దవాడిని భీష్ముని మాటలు వింటావా, ఈయన మాటలే నువ్వు వినాలి అని గట్టిగా నొక్కి చెప్తూ ఉంటే అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయుని అడిగేట, ధర్మరాజుకి సహాయపడడానికి ఏ ఏ బలములు ఉన్నాయో వివరిస్తావా అని అడిగాడండి. ఇక్కడ అంటే లోపల ఇంకా బుద్ధి చూడండి. ఇక్కడ ఆ బలాలను వివరించాడు. మొత్తం పాండవులకు సహాయపడడానికి వచ్చిన 7 అక్షౌహిణుల సేనల్లో ప్రధానమైన వీరులైన రాజులు ఎవరెవరు, వారి బలములు ఏమిటి, వాళ్ళ గత చరిత్రలు ఏమిటి, ఒక్కొక్కరి దగ్గర ఉన్నటువంటి సేనలు ఏమిటి, ఇవన్నీ వివరిస్తాడు ఇక్కడ మహానుభావుడు సంజయుడు. అది వినగానే ధృతరాష్ట్రుడికి ఏడుపు వస్తుందండి. ఆ ఏడుపు భయంతో వచ్చిన ఏడుపు. ఆ ఏడుపుతో పాండవుల బలాన్ని తలంచుకుంటూ, ఇంత బలవంతులైన పాండవులు అక్కడ సిద్ధంగా ఉంటూ ఉన్నా నా కొడుకు నా మాట వినట్లేదు ఏడుస్తున్నట్ట. ఇవన్నీ దొంగేడుపులే, ఇందులో సందేహమేం లేదు. పైగా దుర్యోధనుడితో ఒక మాట అంటున్నాడు, ఎది త్వయుద్ధమిష్టం వో రయం శాంత్యయ్యతామహే. చాలా విశేషమైన మాట అన్నాడు. మీకు ఈ నిజానికి యుద్ధం ఇష్టం లేకపోతే మనం కూడా శాంతి కోసం ప్రయత్నిద్దాం అన్నట్టు దుర్యోధనుడితో. మాట జాగ్రత్తగా విన్నారు కదా, మీకు యుద్ధము ఇష్టము లేకపోతే మనం కూడా శాంతి కోసం ప్రయత్నిద్దాం, మీకు యుద్ధం ఇష్టం ఉంటే యుద్ధం చేద్దాం, అవునా లేదా? ధ్వని జాగ్రత్తగా మాటలు. పైగా మనం ఈ విధంగా యుద్ధం చెయ్యాలా లేదా అంటూ నలిగిపోతున్నామని, పాండవులు చక్కగా శాంతిని కోరుకుంటే బాగుంటుంది అని తపన పడుతున్నామని ధర్మరాజుకి ఎప్పుడు తెలుస్తుందో, ధర్మరాజు నన్ను అసహించుకోకుండా ఉంటే బాగుండును అనుకున్నాడు. వెంటనే సంజయుడు చెప్తున్నాడు, ఇక్కడ నువ్వు పాండవుల గురించి చెప్తుంటే అర్థం చేసుకోవట్లేదయ్యా, పాండవులు భుజబలంతో సంపాదించినటువంటి భూమినంతటిని నీకు భక్తితో సమర్పించుకున్నారు తండ్రి అనే గౌరవంతో, మర్చిపోవద్దు. వాళ్ళు ఎన్ని విజయాలు సాధించినా తండ్రి అని నిన్ను గౌరవించారు. తర్వాత నీ కొడుకులకు బతుకు దక్కించారు తెలుసా, వాళ్ళు చేసిన ఔన్నత్యాలు తెలుసుకో. తాము సంపాదించినటువంటి రాజసూయాగంలో సంపదలు కానీ రాజ్యము కానీ అన్నిటికీ పెద్దవాడు నువ్వని చెప్పి వాళ్ళ నాన్న మాదిరిగానే నిన్ను గౌరవించారు. రెండవది గంధర్వరాజుకు చిక్కి ఈ వీరులందరూ కూడాను దిక్కులేని వారే ఎన్నప్పుడు పాండవుల వల్లే బతుకు దక్కించుకున్నారు, ఇది తెలుసుకో. అంతేకాదు ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు కానీ నీ ప్రవర్తన నాకు బాగా గుర్తున్నాడు. ఇంతవరకు నేను ధర్మరాజు చెప్పిన మాటలు చెప్తున్నాను, ఇప్పుడు నా మాటలు కూడా చెప్తున్నాను విన్నాడు ఇక్కడ సంజయుడు. పాండవులు జూదంలో ఓడిపోయినప్పుడు, అడవులకు వెళుతున్నప్పుడు కూడా నీ కొడుకులు ఎంత సంతోషించారు, నువ్వు కూడా అలాగే భుజాలు ఎగరేసుకుంటూ మురిసిపోవడం నేను గమనించాను సుమ. వాళ్ళంటే మూర్ఖులు పిల్లలు, నువ్వు పెద్దవాడివే, నీకు వాళ్ళు కూడా పుత్రులే. వాళ్ళు ఓడిపోయి అడవులకు వెళ్ళిపోతున్నప్పుడు నీ పెదవుల మీద నవ్వు, కిం జీతం అని అడిగిన ప్రశ్నలు ఇవి మర్చిపోలేమనుకున్నావా? పైగా నేను ఒక్క మాట చెప్తున్నాను, యదితం తే విలపితం పాండవానాం పాండవాన్ ప్రతి భారత. ఇప్పుడు నువ్వు ఉన్న ఏడుస్తున్న ఏడుపు ఎలాంటి ఏడుపు అంటే, అనీశేనేవ రాజేంద్ర సర్వమేత నిరర్థకం. నువ్వు ఏడుస్తున్న ఏడుపు అంత దొంగ ఏడుపు, అది ప్రయోజనం లేని ఏడుపు. ఈ ఏడుపేదో వాళ్ళు జూదానికి సిద్ధమైనప్పుడు ఏడుచుంటే బాగుండేది, అప్పుడు ద్రౌపదిని తెచ్చినప్పుడు ఏడ్చుంటే బాగుండేది, మళ్ళీ జూదానికి పిలిచినప్పుడు ఏడ్చుంటే బాగుండేది, వాళ్ళ అడవులకు వెళ్తున్నప్పుడు ఏడ్చుంటే బాగుండేది, ఇవేవీ నువ్వు చేయలేదు సుమా అనగానే అప్పుడు దుర్యోధనుడు మాట్లాడుతున్నాడు, మహారాజా వీళ్ళు నిన్ను భయపెట్టి సాధించాలనుకుంటున్నారు. ఇంతవరకు సంజయుడు ఎంత విస్తారంగా మాట్లాడాడు, విస్తారమైన మాటలన్నింటిలోని పాండవులు ఎంత గొప్పవాళ్ళు, ఎంత బలవంతులు, వాడిని ఊడబొడిచాడు, వీడిని సంహరించాడు అని మాటి మాటికి వాళ్ళు గొప్పతనం చెప్తున్నారు. అది నువ్వు భయపడతావు, భయపడి సంధి కొప్పుకుంటావని వీళ్ళ ఆశ. కానీ పాండవులు మాటనంటి పెట్టుకుంటారని నేను ఒప్పుకుంటా, కానీ కృష్ణుడు నాడే వీడు మనల్ని అందరినీ సమూలంగా పెళ్ళగించాలని అనుకుంటున్నాడని నాకు అనిపిస్తున్నది. ఒకవేళ వాళ్ళు పెళ్ళగిస్తేట విదురుణ్ణి తప్ప ఇక్కడున్న భీష్ముణ్ణి, ఇప్పుడు మాట్లాడిన ద్రోణుణ్ణి, వీడెవ్వరిని కూడా విడిచిపెట్టారట, మొత్తం అందరినీ కూడా శిక్షిస్తారట. ఇది వాళ్ళ యొక్క సిద్ధం, అంటే వాళ్ళందరూ అంత యుద్ధానికి సిద్ధమైనప్పుడు నేను వాళ్ళ కాళ్ళ మీద పడి మీ రాజ్యం మీరు తీసుకోండి, మీ సంపద మీరు తీసుకోండి అని ఇస్తే నేను వాళ్ళకి భయపడి ఇచ్చినట్లుంటుంది కదా. కనుక ఉత్తమ క్షత్రియుణ్ణి నేను భయపడి ఎందుకు ఇస్తాను, అందుకే నేను ఏ రాజ్యము ఇవ్వను సుమహ. నిజమే, ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారంగా మొత్తం ప్రజలందరికీ మన మీద విరక్తి కలిగింది, మనం అధర్మపరులంగా ఉన్నాం, మిత్రరాజులందరికీ మనపై కోపం ఉంది, ఒప్పుకుంటా వాళ్ళందరూ బలంగా ఉన్నారు, వాళ్ళందరూ మమ్మల్ని సంహరిస్తారు, అయినా మనమేమీ తక్కువ. ఇక్కడ ఉన్నటువంటి భీష్మ కృప అశ్వత్థామ ద్రోణాచార్యులు వీళ్ళందరూ మహాత్ములయ్యా, ఒక్క భీష్ముడు ఒక్కడు చాలడు మొత్తం పాండవులను సంహరించడానికి అంటే, అక్కడ భీష్మద్రోణుడు కాస్త పొగడ్డం, మీరు మా వైపు ఉన్నారు మాకేం భయమని చెప్పడం, పైగా మీరుంటూ ఉంటే మీరు అర్జునుడిని వాళ్ళు ప్రశంసించడం ఎందుకు, మీరేం తీసిపోతారు, మీరిచ్చిన విద్యల వల్లే కదా వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. ఈ ద్రోణుడు కానీ కృపాచార్యుడు కానీ అశ్వత్థామ కానీ వీడు సామాన్యుల, మాకెంత వాళ్ళకెంత గురువులు మాకు అంతే గురువులు, పైగా వాళ్ళ గురువులైన వాళ్ళు మా పక్షాన ఉన్నారు. అందుకే బలాబలాలు కానీ మేము తెలుసుకోగలిగితే బలం మాకే ఉంది, నువ్వు కేవలం ధర్మం కోసమని ఆలోచించి నీ నిర్ణయాన్ని శాంతి వైపు వెళ్ళని ఓ ధృతరాష్ట్ర, భయంతో వెళ్తే వెళ్తావు, నువ్వు భయపడక్కర్లేదు. ఇప్పుడు సన్నివేశం అర్థమవుతుంది కదా, భయంతో ఎక్కడ ధృతరాష్ట్ర ఒప్పుకుంటాడో అని వీడి యొక్క బాధ. అంతేకాదు ఇప్పుడు పాండవుల పరిస్థితి ఎలా ఉన్నదో తెలుసా, ఇన్నాళ్ళు వనవాసం చేసి వాళ్ళదైన సంపదలు లేని స్థితిలో ఉన్నారు. ఎప్పుడైనా దరిద్రుడి కంటే బలహీనుడు మరొకడు ఉండడు, వాళ్ళ సంపద మన చేతిలో ఉంది, వాడికి సంపద లేదు. ఇప్పుడు రెండవది ఏమిటంటే రెక్కలు తెగినట్లు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇవి జయించలేరు, భూమి అంతా మనవశమై ఉన్నది, మిత్రరాజులందరూ ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఈ మిత్రరాజులు నాపై ఎంత మిత్రత్వం ఉందంటే, నేను దూకమంటే అగ్నిలోనైనా సముద్రంలోనైనా దూకుతాను, ఇది తెలుసుకో. మాటి మాటికి శత్రుగుణాలను పొగుడుతూ వాళ్ళు ఉంటూ ఉంటే నువ్వు కూడా వాళ్ళతో వంత పాడుతూ పొగుడుతూ భయపడుతూ ఏడుస్తూ పిచ్చి వాటిలా మాట్లాడుతున్నావు సుమా. నిన్ను చూసి వీళ్ళందరూ నవ్వుతున్నారు, గుడ్డివాడివిగా నీకు కనిపించి చెప్తున్నా, నిన్ను పరిహసిస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసుకో. ఈ వచ్చిన రాజులందరూ ఒక్కొక్కరు చారు పాండవులందరినీ సంహరించడానికి, అందుకు మనకేం భయం లేదు సుమా. ఇది నిజానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ పౌరుషం కలిగించేటట్టుగా మాట్లాడుతూ అంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉంటే, పైగా ధర్మరాజు మనల్ని భయపెడుతున్నాడా భయపడుతున్నాడా కొంచెం ఆలోచించు. ఇప్పుడు సంజయుడు ఆడిన మాటల్లో ధర్మరాజు 5 గ్రామాలు అడుగుతున్నారు అన్నారే, నిజంగా ధైర్యం ఉన్నవాడు అలా అడుగుతాడా? యుధిష్ఠిర పురం హిత్వా పంచగ్రామాన్ స యాచతి భీతో హి మామకాత్ సైన్యాత్ ప్రభావాత్ చైవమే విభో. 5 గ్రామాలు అడుగుతున్నాడు అంటేనే ఆ ధర్మరాజుకి నేనన్నా మన బలమన్నా భయము, మన బలం యొక్క ప్రభావం చేత అలా మాట్లాడుతున్నాడు, అందుకు సందేహం లేదు. పైగా మన బలములు ఏమిటో ఒక్కసారి చూడు, ఇంతవరకు అర్జునుడు వాడు గొప్పవాడు, అదేవిధంగా కృష్ణుడు గొప్పవాడు అన్నారే, ఈ ద్రోణుడు ఏం తక్కువవాడు, అయోనిజుడయ్యా మహానుభావుడు, అశ్వత్థామ ఏం తక్కువవాడు, కృపాచార్యుడు ఈయన అయోనిజుడే, పైగా శరద్వద్ గౌతముని యొక్క పుత్రుడు, ఆ మహర్షి ఇచ్చినటువంటి తపశ్శక్తి దివ్యాస్త్రం అంతా కృపాచార్యుని వద్ద ఉన్నాయి, ద్రోణాచార్యుడు సామాన్యుడు కాడు, ఆయన పుత్రుడు అశ్వత్థామ. వీరందరూ ఉంటూ ఉంటే మనం దేనికి చేతకాని వాళ్ళలా మాట్లాడుతున్నామేంటి? అంతేకాదు, క్షత్రియులైన సంక్షప్తక సమూహములున్నాయి అర్జునుడిని సంహరించడానికి. అర్జునుని చంపడానికి ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. ఇంతవరకు అర్జునుడి గురించి ఎక్కువ చెప్పారు వీళ్ళు. అర్జునుని సంహరించడానికి కర్ణుడు చాలు. అంతేకాదు, పోనీ కర్ణుడి నుంచి తప్పించుకున్నప్పటికీ సంక్షప్తకలు అనేటువంటి రాక్షస సమూహం ఉంది, వీళ్ళు అర్జునుడి మీద పగబట్టేస్తండి, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మన అరణ్య పర్వంలో దుర్యోధన్ని ఒక కుర్చీ రసాతలానికి తీసుకుపోతుంది. తీసుకుపోయి నువ్వు రాక్షసులందరి ఆశ నీ మీద ఉందయ్యా అని చెప్తారు. అక్కడ రాక్షసులు చెప్తారు, కర్ణుడు సంహరిస్తాడు అర్జునుణ్ణి, అతడిపై నరకాసురుడి యొక్క ఆత్మను మేము ప్రవేశింపజేసాం కర్ణుల్లో. ఒకవేళ కర్ణుడు విఫలుడైనా సంక్షప్తకులు అనబడేటటువంటి క్రోధవశమనే రాక్షస గణము సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు కూడా వీడి వైపు ఉన్నట్టు, దుర్యోధనుడి వైపు. అందుకే సంక్షప్తకులకు అర్జునుడి మీద చాలా కోపం ఉంది కనుక వాళ్ళు కూడా అర్జునుడిని సంహరిస్తారు. అందుకు మేము అర్జునుడిని సంహరిస్తామని మాటిస్తున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఇటువంటి అయోనిజులైన మహాత్ములు నా వద్ద ఉన్నారు. కాబట్టి ధృతరాష్ట్ర, భయం పడకు నువ్వు. పైగా ఇంకొకటి ఆలోచించు, వాళ్ళ వైపు 7 అక్షౌహిణులు ఉన్నాయని ఎంతవరకు గొప్ప గొప్ప కబుర్లు చెప్పారు. మన వైపు 11 అక్షౌహిణులు ఉన్నాయి తెలుసు. ఇక్కడ 4 అక్షౌహిణులు మనమే ఎక్కువ. కనుక ఇప్పుడు నేను చెప్పిన మాటను బట్టి ఒక్కసారి ఆలోచించుకో, బలాబలాలు పరిశీలించాలి. ఇప్పుడు బలం ఎవరిది? మన బలమే ఎక్కువ. వాళ్ళు చూపించిన వీరులు కంటే మన దగ్గర ఉన్న వీరులు చాలా ఎక్కువ అని చెప్తూ ఉండగా మనకి దుర్యోధనుడు కొనసాగిస్తున్నాడు. ఇక్కడ కొనసాగిస్తూ సంజయుడితో ఒక మాట అన్నాడు, ఇప్పటి వరకు పొగిడేవు కదా పాండవులకేవో గుర్రాలు, ధ్వజాలు, రథాలు గొప్ప ఉన్నాయని, ఏమిటో అది చెప్పు అన్నాడు. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అండి, ఇక్కడ సమాచార సేకరణ. అర్జునుడి దగ్గర వాళ్ళ దగ్గర ఏవో గొప్ప గొప్ప ఉన్నాయి కదా, అవేంటో చెప్పు అని. ఎందుకంటే వనవాసంలో ఉన్నప్పుడు ఇంద్రుడి వద్దకు వెళ్ళి సంపాదించిన అస్త్రములు శస్త్రములు వాటి పూర్తి సమాచారం దుర్యోధనుడికి తెలియదు. ఇప్పుడు సంజయుడిని అడిగి మొత్తం తెలుసుకున్నాడు. అది వివరించి చెప్తాడు ఇక్కడ సంజయుడు చాలా విస్తారంగా. అది అయిన తర్వాత అప్పుడు తన అభిప్రాయాన్ని మళ్ళీ చెప్తూ దుర్యోధనుడు అంటున్నాడు, ఇక్కడ నేను ఇంకో మాట చెప్తున్నాను, వీళ్ళందరూ నా వైపు ఉన్నారని మాట్లాడుతున్నాను, వీళ్ళేమో నన్ను సంధికి వడంబడిని చెప్తున్నారు. ఇక్కడ ద్రోణుడు, భీష్ముడు మొదలైన వారు వాళ్ళకి వంతపాడుతూ ఉన్నటువంటి అశ్వత్థామ, సంజయుడు, సుదక్షిణుడు, బాహ్లికుడు, పురుమిత్రుడు, భూరిశ్రవుడు, ఇంతమంది వారికి వంతపాడుతున్నారు. నేను వాళ్ళున్నారని ధైర్యంతో నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను చెప్తున్నాను ఏంటంటే, వీళ్ళు ఎవరూ నా వైపు లేకపోయినా సరే నేను పాండవుల్ని సంహరించగలను. గట్టి మాట చెప్తున్నాడు దుర్యోధనుడు ఇక్కడ. ఎంత ధైర్యం నీకు ఎందుకయ్యా అంటే, నేను కర్ణుడు మేమిద్దరం చాలున్నాడు ఇక్కడ. వీడు మాట ఎలా మాట్లాడుతున్నాడు, నేను కర్ణుడు మేమిద్దరమే యుద్ధ యజ్ఞాన్ని ప్రారంభించామన్నాడు. ఇది నిజమే, వీళ్ళిద్దరే యుద్ధానికి వైషమ్యాలకి హేతు. అందుకే మేమిద్దరం యుద్ధ యజ్ఞాన్ని ప్రారంభించాం. ఇందులో యజ్ఞ పశువు ధర్మరాజు, అతడు ఇందులో బలికాక తప్పదు అంటూ మాటలు వివరించి యజ్ఞంతో పోల్చుతాడండి గొప్ప కవిలాగా. ఈ యజ్ఞం మేమే ప్రారంభించాం, మేమే పూర్ణాహుతి చేస్తాం. అందులో బలి పశువు, యజ్ఞ పశువు, ధర్మరాజు, నేను కర్ణుడు, దుశ్శాసనుడు, మేము ముగ్గురం కలిసి సంహరించగలము. ఒకవేళ మేము ఓడిపోయి మేము సంహరింపబడితే పాండవులు భూమిని అనుభవిస్తారు, అంటే యుద్ధము తప్పదు. మేమైనా గెలుస్తాం, వాళ్ళైనా గెలుస్తారు, కానీ యుద్ధం మాత్రం తప్పదు. యుద్ధము చెయ్యకుండా నేను వాళ్ళకి రాజ్యము ఇవ్వను, ఇది నా నిశ్చయాభిప్రాయము అని గట్టిగా చెప్పాడు. యావద్ది సూచ్యా శ్రీక్ష్ణాయా విద్యేదగ్రేణ మారిష తావదప్యపరిత్యాజ్యం భూమేర్న పాండవాన్ ప్రతి. ఇది తెలుగులో చెప్పాలంటే సూచ్యా శ్రీక్ష్ణాయ, ఒక సూది మొన మోపినంత భూభాగం కూడా నేను పాండవులకు ఇవ్వను. 5 రాజ్యాలు కాదు, 5 గ్రామాలు కాదు, సూది మొన మోపినంత భాగం కూడా నేను ఇవ్వను అని గట్టిగా చెప్పగానే అప్పుడు సంజయుడు కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలన్నీ వివరించాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, నేను దుర్యోధనుడిని ఈ క్షణం నుంచి వదిలేస్తున్నాను. వదిలేస్తున్నాడు అర్థం ఏంటి, అతని అభిప్రాయతందే అన్నాడు అనమాట. కానీ మందలిస్తాను, మార్చుతాను లేదు, వదిలేస్తున్నాను. ఇతడు ఎలా ఉన్నాయంటే యమునోట్లోనికి పడిపోవడానికి సిద్ధంగా ఉన్న మంద బుద్ధిలా మాట్లాడుతున్నాడు. ఇతన్ని మీరే మార్చండి అని గట్టిగా అనడంతో అప్పుడు సంజయుడు కృష్ణుడు చెప్పినటువంటి మాటలను కూడా వివరించి చెప్తాడు ఇక్కడ. ఇప్పుడు కౌరవ పాండవ బలాన్ని వివేచన చేయడం ధృతరాష్ట్రుడు కూడా చేస్తాడు. పాండవులకు దైవ బలం ఉంది అని ఇప్పుడు సమర్థనలు తేలింది. దేవతల యొక్క బలము పాండవులకు ఉన్నది. ఈ సంభాషణ ఎంత చక్కగా పెడుతుందో చూడండి. ఇక్కడ రాజుల బలము ఇవన్నీ ఉన్నాయని చెప్తే అవి మాకు ఉన్నాయ్యా, మహాత్ములు ఉన్నారు అంటే మాకు ఉన్నారు, ఇంత చూపించారు ఇక్కడ. కనుక మేము భయపడక్కర్లేదు. దైవ బలం ఉంది అంటే దైవ బలం పాండవులకు ఉందా, అంటే దేవతలు వాళ్ళని రక్షిస్తారా? రక్షించేటట్టయితే జోదం సమయంలో ఎందుకు రక్షించలేదు, అడవుల పాలైనప్పుడు ఎందుకు రక్షించలేదు, మేము ఆ సమయంలో క్షేమంగానే ఉన్నాం, మేము గెలవబడ్డాం. ఇప్పుడు చెప్పు దైవ బలం ఎలాగుందో. ఇక దైవ బలము మంత్రబలము నాకేమీ తక్కువ లేదు. నేను చేసిన సాధన బట్టి నేను మంత్రిస్తే మొత్తం లోకాలని తగలబెట్టి అగ్నులు కూడా చల్లబడతాయి. నా దగ్గర ఆ మంత్రశక్తి ఉంది. దుర్యోధనుడు చెప్తున్నాడు, ఇతరు సాధనలు ఇతరికి ఉన్నాయండి దుర్యోధనుడికి కూడా. పైగా దేవతలకున్న పరమ తేజస్సు నా వద్ద కూడా ఉన్నది. నేను కొన్ని మంత్రములు కానీ ప్రయోగిస్తే ఆ అస్త్ర విద్యకి భూమి బద్దలవుతుంది, గిరిశిఖరాల పిండి అవుతాయి సుమా. అటువంటి బలం మాకు ఉన్నది. ఎప్పుడైనా నేను నా జీవితంలో మిత్రులకు శుభము శత్రువులకు అశుభం మాత్రమే చేసేనే తప్ప ఏనాడు కూడా మిత్రుల పట్ల శుభంగా ప్రవర్తించలేదు. నన్ను సత్యవాక్కు అంటారు, వాడు గొప్పలు వాడే చెప్పుకుంటున్నాడు దుర్యోధనుడు. నేను ఎంతవరకు ఎప్పుడు ఇలా జరుగుతుంది అంటే అలా జరిగింది. అది సత్యవాక్ అంటే సత్యములే పలుకువాడని కాదు, నా మాట వ్యర్థం కాదు, నాకు వాక్శక్తి కూడా బాగా ఉంది సుమా, మంత్రశక్తి ఉంది వాక్శక్తి ఉంది, కనుక దైవబలం నాకు ఉంది, నా గొప్పతనం అందరికీ తెలుసు అని ప్రగల్భాలు చెప్పాడు. అప్పుడు వెంటనే భీష్ముడు కలగజేసుకున్నాడు, ఏమిటయ్యా నువ్వు మాట్లాడుతున్నది. ఆ సమయంలో కర్ణుడు కూడాను, నేను ఇప్పుడు దుర్యోధనుడు చెప్పిన మాటను సమర్థిస్తున్నాను ధృతరాష్ట్ర, ఈ భీష్ముడు ద్రోణుడు అందరూ కూడా మా వైపు నుంచి కాకుండా అటు వెళ్ళిపోయినా మాకేం పర్వాలేదు, నేను ఇటే ఉంటాను, మేమిద్దరం సాధిస్తాం అనగానే వెంటనే మహానుభుడు భీష్ముడు అంటున్నాడు, కర్ణ నీకు ఆయువు మూడిందయ్యా అన్నాడు ఇక్కడ, లేకపోతే నీ నోటంటే ఇలాంటి మాటలు రావు, ఇది తెలుసుకో. అసలు నీ దగ్గరున్న బలాబలాలు నీకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నా వినట్లేదు, మరొక్కసారి గట్టిగా నొక్కు చెప్తున్నాను నీకు. అర్జునుడి దగ్గర బ్రహ్మాస్త్రం మొదలైనవి ఉన్నాయి, అవి నీ దగ్గరలో. ఒకవేళ నీ దగ్గర అస్త్రాలు ఉన్నవి అవి శాపగ్రస్తం. పైగా శక్తి ఒకటి ఉంది నీ దగ్గర, ఇంద్రుడిచ్చిన శక్తి, దానితో నువ్వు ఒక్క వీరుణ్ణి కొట్టగలవు. కానీ నీ దగ్గరున్న శక్తితో ఒక వీరుణ్ణి గట్టిగా కొట్టగలనని ఆ వీరుడు అర్జునుడని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ శక్తిని ముక్కలు చేయగలిగే ఒక ఆయుధం ఉంది సుమా, అది నీకు తెలియదు అన్నాడు. ఏమిటా ఆయుధమో తెలుసా? అది నువ్వు ప్రయోగిస్తూ ఉంటేనే ముక్కలు చేయగలిగిన ఆయుధం ఒక్కటి ఉన్నది, అది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సుదర్శన చక్రము. అది కానీ వస్తే నీ శక్తి మిగలదు. ఇంకొక్కటి నీ దగ్గర ఉన్నది, అదేమిటంటే సర్పముఖ బాణం. మూడండి ఇతని దగ్గర ఉన్నవి, సర్పముఖ బాణం అది. మొదటిది బ్రహ్మాస్త్రం, ఈ బ్రహ్మాస్త్రం శాపగ్రస్తం, అది విశేషంగా చెప్పాడు ఇక్కడ, అది శాపగ్రస్తం, అది పనిచేయదు. పైగా మూడవది సర్పముఖ బాణం, ఈ సర్పముఖ బాణం అర్జునుడి దగ్గరున్న అస్త్రశక్తులతో వ్యర్థమవుతుంది. కాబట్టి నీ దగ్గర ఏం చూసుకుని ఇంత ధైర్యాన్ని ఇస్తున్న దుర్యోధనుడికి, ఇది ఆలోచించు. నేను నిన్ను అవమానించాలని ఉద్దేశంతో చెప్పట్లేదు, దుర్యోధనుడిని కాపాడాలని ఉద్దేశంతో చెప్తున్నాను. నిన్ను నమ్ముకుని పాడైపోతున్నాడు అతడు, అది నా యొక్క బాధ. అర్జునుడిని కృష్ణుడు రక్షిస్తున్నాడు, అది గుర్తుపెట్టుకో అని అన్నాడు. పైగా ఇతరు ఒక మాట అంటున్నాడు కర్ణుడు, నాకు బ్రహ్మాస్త్రం పని చెయ్యదు అనలేదు పరశురాముడు, జాగ్రత్తగా తెలుసుకోండి, స్ఫురించదు అన్నాడు చివరి సమయంలో, స్ఫురించదు అన్నాడు. అంతే కదా, స్ఫురించదు అన్నాడు, పని చేయదనలేదు కదా. అంటే వీడికో వైపు చూడండి ఇక్కడ, అంటే స్ఫురణ అనేది తన చేతిలో ఉందనుకుంటున్నాడు. అందుకు నా అస్త్రములు నా దగ్గర ఉన్నాయి, పైగా నా మీద చాలా ప్రేమ కూడా చూపించాడు పరశురాముడు, అయ్యో నిన్ను అనవసరంగా శపించేనే అన్నాడు. నిజంగా అలా అనలేదండి, శపించింది శపించి నువ్వు చాలా కష్టము సహనము చూపించావు కనుక నా అనుగ్రహం నీకుంటాయి, కొన్ని అస్త్రాలు శస్త్రాలు పనిచేస్తాయని ఇచ్చాడు ఆయన, అంతే, ఇంకేం లేదు ఇక్కడ అది. కానీ ఈ విధంగా నన్ను అతడు అనుగ్రహించాడు పరశురాముడు, అందుకే భీష్మాదుడు మనకు సహకరించకపోయినా నాకేం పర్వాలేదు. కానీ ఒక్క మాట నేను చెప్తున్నాను, కృష్ణుడు గొప్పవాడే కావచ్చు, అర్జునుడు గొప్పవాడే కావచ్చు, కానీ భీష్ముడు నన్ను ఇన్ని పరుషవచనములు ఈ సభలో పలుమార్లు పలికాడు గనక ఇకపై నేను యుద్ధములో ఇతడు బ్రతుకుండగా శస్త్రాన్ని పట్టను, ఇతడు బ్రతుకుండగా న్యశ్యామి శస్త్రాని నజాతు సంఖ్యే పితామహో ద్రక్షతి మాం సభాయాం త్వయి ప్రశాంతేంతు మమ ప్రభావం ద్రక్షంతి సర్వే భూమిపాలాః త్వయి ప్రశాంతేతు మమ ప్రభావం. నువ్వు పూర్తయిపోయిన తర్వాత నా ప్రభావం అందరూ చూద్దురుగాక. అంటే ఈ మాట ఎంత భయంకరమైన మాట చూడండి, భీష్ముడు పూర్తయిపోయిన తర్వాత అంటే నువ్వు మరణిస్తే, తయి ప్రశాంతే నువ్వు పూర్తిగా క్షమించబడిన తరువాత నా ప్రభావాన్ని మొత్తం రాజులు చూస్తారు. అంతవరకు నేను శస్త్రం పట్టుకుని యుద్ధంలో నీకు కనబడను, మళ్ళీ సభల్లో దర్శనమిస్తానంతే. ఈ మాట చెప్పి మహాక్రూరంగా మాట్లాడినటువంటి ఆ సూతపుత్రుడు భవనం తన సభను విడిచిపెట్టి భవనంలోకి వెళ్ళాడు. వెంటనే భీష్ముడు నవ్వెట్ట, అబ్బా సత్యప్రతిజ్ఞుడు కదా, తానొక్కడ ఈ భారమంతా మోస్తాట చూద్దాం అని చెప్పుకుని, ఎప్పుడైతే అబద్ధపు మాట చెప్పుకుని పరశురాముడి దగ్గరికి వెళ్ళేవో అప్పుడే నీ ధర్మము తపస్సు అన్ని నశించిపోయేయా అధమా అన్నట్టు ఇక్కడ ఈ మాట. ఎప్పుడైతే జరిగినదో అప్పుడు విదురుడు మాట్లాడుతున్నాడు. జరిగిన సన్నివేశాలన్నీ విన్నారు కదా, ఇంతవరకు నేను మౌనంగా ఉన్నా, అప్పుడు జూత సభలో మాట్లాడాను, ఇప్పుడు మళ్ళీ నేను మాట్లాడుతున్నాను, ఇది తెలుసుకోవలసినది అని ఇక్కడ విదురుడు ఉపదేశం చాలా విశేషంగా ఉన్నది. అయితే విదురుడితో మాట్లాడుతున్నప్పుడు కూడాను దుర్యోధనుడు, నిజానికి మా జన్మలన్నీ సమానమే, మేము పాండవులు ఒకే విధంగా కలిగినటువంటి వారు, మా యొక్క పుట్టుక స్థానములు ఒకటే ప్రధానంగా, ఎందుకంటే మేము కురువంశాలకు చెందినవారు, వారి శరీరములు మా శరీరములు కూడా ఒకటి వారే, అటువంటిప్పుడు మీరు మా ఇద్దరిని వేరు చేసి ఎందుకు చూపిస్తున్నారు అని అంటే, నాయన ఇక్కడ ఎక్కువ తక్కువలు చెప్పడం కాదు, మీ ఉభయుల క్షేమం కోసం మాట్లాడారు వీళ్ళందరూ, నువ్వు ఇంకోలో వ్యాఖ్యానించక, ఇక్కడ మీ ఉభయులు క్షేమంగా ఉండాలని చూపిస్తున్నారు ఇక్కడ, ఎందుకంటే జ్ఞాతుల విరోధం కూడదు సుమా, జ్ఞాతులు దెబ్బలాడుకుంటే వాళ్ళకి ప్రయోజనం సిద్ధించదు, తెలుసుకోవాల్సిన ఉభయులకు ప్రయోజనం సిద్ధించదు. కొన్ని పక్షులు కలిసి హాయిగా తిరుగుతూ ఉన్నాయి, అవి ఒక వలలో పడ్డాయట, ఆ వలను తీసుకోవడానికని ఒక ఆ బోయివాడు అటు వచ్చాడు, రాగానే అవన్నీ తమని తాము రక్షించుకుందామని వలతో పాటు ఎగిరిపోయాయి. ఆ ఎగిరిపోతే కింద బోయివాడు నవ్వుతూ కూర్చున్నట్ట. అవతల పక్క నుంచి వెళ్ళిపోతున్న ఒకతను అడిగాడు, అయ్యో నీ వలని ఆ పక్షులు తీసుకు వెళ్ళిపోతూ ఉంటే నువ్వు తిరిగి వాటిని పట్టుకోవడానికి ప్రయత్నం కూడా చేయడం లేదేమి అంటే, ప్రస్తుతానికి ఎగిరే కానీ పైన ఒకటంటే ఒకటి పడక కొట్టుకుంటాయి, ఆ రెండు బలహీనమవుతాయి, అప్పుడు మొత్తం కలిసి కింద పడతాయి, అప్పుడు నేను తీసుకుపోతానన్నట్ట. అలా ఉందయ్యా జ్ఞాతి వైరం అనేది, మీరు ఇలాగే దెబ్బలడుకుని మొత్తం దెబ్బతింటారు, ఇంకే ఇతరులు లబ్ధి పొందుతారు సుమా. అందుకు ఎప్పుడు జ్ఞాతులు ఎలా ఉండాలంటే, ఒకరు యోగక్షేమాలు ఒకరు తెలుసుకుంటూ చక్కగా రాకా పోకా ఉంటూ ప్రేమగా హాయిగా ఉండాలి తప్ప ఇది కూడదు సుమా, సంధికి అంగీకరించండి మీరు అని ధృతరాష్ట్రుడితో చెప్తూ, నువ్వు నచ్చ చెప్పవయ్యా అంటే ధృతరాష్ట్రుడు అంటున్నాడు, ఇతను నా మాట వినడం లేదయ్యా అని, ఎవరి మాట వింటాడో నేను చూస్తాను, వాళ్ళని పిలిపిస్తాను ఇక్కడికి, నేను చెప్తూ ఉంటే నువ్వు ముందు నా మాట వినడం లేదు, వాళ్ళ దాకా ఎందు, ఇంత చెప్తూ ఉన్నా నేను మందలిస్తాను చెప్తాను నువ్వు అనడం లేదు గట్టిగా, సరే నేను ఇద్దరిని పిలిపిస్తాను ఇక్కడికని స్మరించి పిలిపించట. అందరూ ఒకరిని స్మరిస్తే వచ్చాడు, ఒకరికి కబురు పంపిస్తే వచ్చారు వాళ్ళు, స్మరిస్తే వచ్చిన వాడు వ్యాసదేవుడు, కబురు పంపిస్తే వచ్చిన తల్లి గాంధారి, ఉభయలో వచ్చారు అక్కడికి, వాళ్ళిద్దరూ కూడా మందలించి చూపించారు. చిత్రం ఏంటంటే ఈ మాటలు జరుగుతున్నప్పుడు ఏకతోవా జగత్కృష్ణం సంజయుడు చెప్తున్నటువంటి గొప్ప మాట, వ్యాసుడు గాంధారి నచ్చ చెప్పిన వీడు వినలేదు ఎప్పుడో చెప్తున్న మాట, ఏకతోవా జగత్కృష్ణం ఏకతోవా జనార్దన సారతో జగత కృష్ణాదతిరిక్తో జనార్దన. ఒక్క మాట తెలుసుకో, జగమంతా ఒకవైపున్న జనార్దనుడు ఒక్కవైపున్న, జనార్దనుడిదే జయమవుతుంది కానీ జగత్తు జయించలేదు సుమా, ఇది తెలుసుకో. ఈ మాటలు ఒక నిజానికి ఒక గోడ కట్టినంత స్పష్టంగా ఒక క్రమంతో చెప్తున్నాడండి సంజయుడు, జాగ్రత్తగా వినాలి, చెప్పింది చెప్పినట్టు అనిపిస్తున్నప్పటికీ ఇందులో దృఢత్వం జాగ్రత్త తెలుసుకోవాలి. ఇక్కడ జగమంతా ఒకవైపున్న జనార్దనుడు ఒక్కడు ఒకవైపు ఉంటే ఆ జగమంతా జనార్దను ముందు ఓడిపోతుంది. అయితే కృష్ణుడు ఎక్కడుంటాడు ఇప్పుడు, కృష్ణుడు మన వైపు పెట్టుకోవాలి, కృష్ణుడు ఎక్కడుంటాడు? ఈ శ్లోకం అత్యద్భుతమైన శ్లోకం, ప్రతివారు కూడా ఒక హృదయంలో రాసుకోవాల్సింది. ఏ రోజుకు ఆ రోజు పొద్దున్న నిద్రలేస్తూనే తలంచుకుని కృష్ణుడు మన వైపు ఉండాలంటే మనం ఎలా ఉండాలి అని చెప్తున్నాడు. ఇది నిజానికి ధృతరాష్ట్ర బోధో దుర్యోధన బోధో కాదు, మనందరికీ కూడా సంజయుడు బోధిస్తున్నటువంటి అద్భుతమైన బోధ ఇది. ఇక్కడ వ్యాస శిష్యుడు, యత సత్యం యతో ధర్మ యతో హరీ రాజ్యవం యత తతో భవతి గోవింద యత కృష్ణస్తతో జయ. చాలా విశేషమైన మాట చెప్పాడు, కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ జయం. అయితే కృష్ణుడు ఎక్కడుంటాడు అది తెలుసుకోవాలి కదా, కానీ కృష్ణుడు మన వైపు ఉంటే బాగుంటుంది కదండి, ఎందుకంటే ఆయన ఉంటే జయం కదా. అయితే కృష్ణుడు ఎక్కడుంటాడు? యత సత్యం యతో ధర్మ యతో హ్రీహి ఆర్జవం యత, ఎక్కడ ఈ నాలుగు గుణాలు ఉంటాయో అక్కడ కృష్ణుడు ఉంటాడు. సత్యము ధర్మము హ్రీ, హ్రీ అంటే సిగ్గు, సిగ్గు అంటే చెడు పని చెయ్యడానికి వెనకంజ వేయడం, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ చెడు పని అని తెలిస్తే వెనకంజ వేసే స్వభావానికి హ్రీ అంటారు, స్వభావం అండి, అందుకని పది మంది చూస్తున్నారు చేస్తే బాగోదని కాదు, అసలు మన మనస్సుకే చెడు పని చేయడానికి వెనకంజ వేయాలి, అది హ్రీ, గొప్ప గుణం అది. అదే యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత అని చెప్పబడుతున్న దివ్య గుణం, లజ్జ ఉండాలి. అలాగే ఆర్జవం, ఆర్జవం అంటే త్రికరణ శుద్ధి, కపటము లేకుండా ఉండుట. ఈ నాలుగు ఎవరి దగ్గర ఉంటాయో అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ జయం ఉంటుంది. మాట జాగ్రత్తగా తెలుసుకోవాలండి, యథోధర్మస్తతో జయ అని ఒక మాట ఉంది కానీ అది సరియైన మాట కాదు, యథోధర్మస్తత కృష్ణ యథో యత కృష్ణ తతో జయ, ఇది తెలుసుకోవాలి. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం ఉంటుంది అనడం కాదు, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ దైవం ఉంటుంది, ఎక్కడ దైవం ఉంటుందో అక్కడ జయం ఉంటుంది, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే జయం ధర్మం ఇవ్వదు, దైవం ఇస్తాడు. ధర్మం ఉంటే కానీ దైవం ఇవ్వడు, ఇది తెలుసుకోవాలి. ఇదే రమణ మహర్షి ఉపదేశ సారంలో కర్మ కిం ఫలం కర్మ తజ్జడం అన్నాడు. ధర్మము కర్మ జడమే, అది నువ్వు ఆచరిస్తే దాని ఫలమిచ్చేవాడు భగవంతుడు. అందుకే ధర్మం ఉంటే భగవంతుడు ఉంటాడు, భగవంతుడు ఉంటే జయముంటుంది. ఇంత స్పష్టంగా చెప్తే అప్పుడు ధృతరాష్ట్రుడు కేశవుని తత్వాన్ని నాకు తెలుసుకోవాలని ఉందయ్యా చెప్పు అని అంటాడు. విషయం మారిందండి, ఇంతవరకు వేడి అయినటువంటి చర్చలు జరిగాక ఒక శాంతిగా కృష్ణతత్వ చర్చ జరుగుతోంది. ఇక్కడ కృష్ణతత్వ స్మరణ చాలా విశేషంగా ఉంటుంది. ఇక్కడ